శ్రీ వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వేదవ్యాస భగవానులు మనకు ప్రసాదించిన పంచమ వేదం శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున సంజయ రాయభారము, శ్రీకృష్ణ రాయభారము ఈ రెండు ఘట్టములు మనం చెప్పడం జరిగినది. కృష్ణరాయభారంలో కృష్ణ పరమాత్మ ధర్మసమ్మతంగా మాట్లాడుతూనే పాండవులకి ఇచ్చిన మాట ప్రకారంగా సంధికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాను అని చెప్పాడు. కానీ జరుగుతుంది అని మాత్రం అనుకోకండి అని కూడా వివరించాడు. ఇక్కడ స్వామి ప్రయత్నంలో సంధి జరగకుండా ఉండేటట్టుగా ఏమీ ప్రయత్నించలేదు. ఇచ్చిన మాట ప్రకారంగానే సంధికి శాంతికి ఏ ఏ ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు స్వామి. ఈ మాట గుర్తుపెట్టుకుంటే తర్వాత అంశాలు కూడా మనకు స్పష్టమవుతుంది. ప్రతి మాట స్పష్టంగా చెప్పాడు. ఇంతవరకు విదురుడు వాళ్ళందరూ ఎన్ని మాటలు చెప్పినా ఒక కొత్త కోణంలో ఆ ధర్మాన్ని మళ్ళీ ఆవిష్కరించాడు కృష్ణ పరమాత్మ. పైగా ధర్మము, శాంతి వీటిని ఎవరైతే దెబ్బతీస్తారో వారిని చూస్తూ ఉపేక్షించరాదు. పైగా సమర్థులై కూడా సభలో ఉన్నవారు ఉపేక్షిస్తే అది తప్పు అంటే దక్షులెవ్వారు ఉపేక్ష చేతురు వారికి చేటగు అని చెప్పాడు. అలాగ ఉపేక్ష చేసినటువంటి వారికి చేటు అవుతుంది, కానీ ధర్మానికి మాత్రం చేటు జరగస్సుమా, ఆ ధర్మం రక్షింపబడుతుంది, ధర్మ పాలకులు రక్షింపబడతారు అని పరమాత్మ చెప్పడం. దుర్యోధనుడు నాదేమీ దోషం లేదు అని అమాయకంగా మాట్లాడితే ఏ ఏ దోషములు ఉన్నాయో మొత్తం చూపించాడు పరమాత్మ. దానితో దుర్యోధనుడు సిగ్గిల్లి భీతిపడి అవమానానికి గురైనట్టుగా భావన చేసుకుని అక్కడి నుంచి సభ నుంచి వాకౌట్ చేశాడు, అంటే నిష్క్రమించి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఆయనకి తగ్గటువంటి మిత్రులు కూడా వెళ్ళారు. ఆ సమయంలో ఇది సభా మర్యాదను ఉల్లంఘించడం. పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, సభలో ఉన్నప్పుడు ధర్మానికి సమాధానం చెప్పలేక వెళ్ళిపోవడం అనేది దోషము. ఇది తెలుసుకోవాలి. అదేదో పెద్ద ఉద్యమ ప్రదర్శనం కాదండి అది. అది కలిప్రవేశించినప్పుడు అలాంటి బుద్ధులు సభల్లో పుడుతూ ఉంటాయట. అలాంటి దానికి ఆది దుర్యోధనుడు, అంతకుముందు కర్ణుడు కూడా అలాగే వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళకి పుడుతూ ఉంటాయి అలాంటి బుద్ధులు. ఎప్పుడైతే ధర్మవిరుద్ధమైన ప్రవర్తన జరిగిందో అప్పుడు ఇలాంటి వాడిని నియంత్రించాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ సమయంలో వ్యాసుడు, గాంధారి అక్కడ కూర్చున్నారు. అలాంటి మహాత్ములను కూడా కాదని వెళ్ళాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు కబురు పంపించి ఈ గాంధారి చెప్తే వింటాడేమో అని చెప్తే గాంధారి ఎన్ని రకాల చీవాట్లు పెట్టాలో అన్నీ పెట్టింది. పైగా నువ్వు భీష్మద్రోణ కృపాదులు అందరూ కూడా తమ సర్వశక్తులు ఒడ్డి వాళ్లతో యుద్ధం చేస్తాను నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కుదిరే పని కాదు సుమ. వీళ్ళు ఆత్మజ్ఞానులు, సామాన్యులు కాదు. భీష్మద్రోణ కృప వీళ్ళందరూ కూడా బ్రహ్మవిద్యావేత్తలు. వారికి రాజ్యం మీదైనా వారిదైనా ఒక్కటే, ఇటు పాండవులదైనా అటు కౌరవులదైనా ఒక్కటే. ఇద్దరి మీద వారికి సమానమైన ప్రేమ ఉన్నది. ఈ మాట మాత్రం గాంధారి చక్కగా చెప్పినదండి. అయితే ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉన్నప్పటికీ పాండవుల వైపు ధర్మం మొగ్గు చూపిస్తోంది గనక పాండవులకు విజయం లభిస్తుంది. గాంధారి స్పష్టంగా చెప్పింది ఇక్కడ. ఇది మనం మొత్తం భీష్మద్రోణాదులను అర్థం చేసుకోవడానికి పనికొచ్చే వాక్యం ఇది. నిజానికి భీష్ముడి ప్రవర్తన, ద్రోణుని ప్రవర్తన ఇరుపక్షాలపై సమదృష్టే. కానీ ధర్మమున్న కారణం చేత వారిపై ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండడం సహజం. కానీ కపటం మాత్రం లేదు ఆ మహానుభావుల్లో. ఆ కారణం చేతనే వీరందరూ పూనుకుని యుద్ధం చేసిన ధర్మం తన వైపు మొగ్గు చూపిన కారణంగా ధర్మరాజే గెలిచి తీరుతాడు. అందుకే లోభంతో అర్థ సంపదల్ని పొందినటువంటి వారు ఎవరైనా సరే దెబ్బతింటారు సుమా. యుధిష్ఠిరుడి దగ్గర ఎప్పుడు వక్రబుద్ధి లేదు, లోభంతో సంపాదించాలని ఉద్దేశం కూడా లేదు. అది నేను గమనిస్తున్నది. కనుక నువ్వు లోభాన్ని విడిచిపెట్టు అని చెప్పినప్పుడు అంతా విన్నట్టండి దుర్యోధనుడు. విని వెంటనే మళ్ళీ అక్కడి నుంచి తన సహచరులతో విసవిస నడిచి వెలికి వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి. వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఒక ఏకాంత సమావేశానికి వెళ్ళారట. సాత్య గమనించాడు వీళ్ళు ఇలా వెళుతున్నారంటే ఏదో పని ఉండొచ్చు, కేవలం నిరసన ప్రదర్శన మాత్రమే కాదు ఇంకేదైనా ఉండవచ్చని సాత్య గమనిస్తున్నాడు. ఎందుకంటే తగిన బలంతోనే వచ్చాడు సాత్యకి మొదలైన వారు కృష్ణునితో పాటు. అక్కడ ఏకాంత సమావేశంలో దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనం వీళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమిటంటే మనం కృష్ణ పరమాత్మను బంధించగలిగితే అన్నీ సాధించినట్లే. ఇంత పాండవుల యొక్క విజయోత్సాహము, యుద్ధానికి సన్నద్ధం అవడము, ఇన్ని కబుర్లు ఎవరిని చూసుకుని అంటే కృష్ణుడిని చూసుకుని. పైగా మన దగ్గర ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు కూడా కృష్ణుడి ముందు ఎవరు నిలవలేరు అని చెప్తున్నారు. అది కృష్ణుడే వారికి ప్రధాన బలం గనక. కృష్ణుడు పాండవులకి మూడు రకములుగా ఉన్నాడు. ఒకటి కృష్ణుడే పాండవులకి సంపద, కృష్ణుడే పాండవులకు కవచము, కృష్ణుడు పాండవులకి వరదాత. మూడు విషయములు చెప్పాడు ఇక్కడ. సంపద, కవచము, వరదాత, మూడు ఆయనే. మూడు ఆయన అయి ఉన్నాడు గనుకనే వాళ్ళకి విజయం ఉన్నది. కనుక కృష్ణుడు ఎవరికి తమ సంపదగా, వరదాతగా, కవచముగా ఉంటారో వాళ్ళకి విజయం అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ధృతరాష్ట్రుడు ఆక్రోశిస్తున్నప్పటికీ కూడా, ఇంకెవరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కృష్ణుణ్ణి బంధిద్దాం అనుకున్నారు. సాత్యకి ఇది గమనించి సభలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి నేను అనుకున్నంత అయింది, వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, నేను కృతవర్మను ఆదేశించాను, సైన్యమునంతటి తీసుకుని ఆయా ద్వారముల వద్ద సిద్ధంగా ఉండమని నేను చెప్తూ ఉన్నాను అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు వీడు చేస్తున్నటువంటి పనికి. పైగా సాత్య గట్టిగా ఒక మాట చెప్పాడు, కృష్ణ పరమాత్మను బంధించడమంటే అగ్నిని వస్త్రంతో బంధించాలని ప్రయత్నించడం లాంటిది అన్నాడు. ఇక్కడ అది ఆ వస్త్రాన్ని కూడా తగలబెడుతుంది, అలా కృష్ణుడిని బంధిస్తే ఆ దోషం వాళ్ళందరినీ ధ్వంసం చేస్తుంది. పైగా మిడతల వలె అందరూ దగ్ధులవుతారు సుమా అని ఎప్పుడైతే సాత్యకి చెప్పాడో విదురుడు కూడా హెచ్చరించాడు ధృతరాష్ట్రుడితో, గుడ్డి రాజా దీనికి కూడా ఉపేక్ష వహిస్తావా, ఇది మొత్తం వంశనాశనానికి హేతు అవుతుందయ్యా అని. వెంటనే ఆ దుర్యోధనాన్ని పిలవండి అని కౌరు వచ్చింది. దుర్యోధనుడు మొదలైన వాళ్ళు కపటముతో వాళ్ళు చెయ్యదలుచుకున్న ఏర్పాట్లతో మిగిలిన ముగ్గురుతో కలిసి దుర్యోధనుడు వచ్చి కృష్ణ పరమాత్మ వైపు చూస్తున్నాడు. కృష్ణుడు ఒక్కసారి మందహాసంతో మొదలుపెట్టి ఈ దుష్ట కౌరవులు నన్ను ఇప్పుడు బలవంతంగా వాళ్ళు నన్ను బంధిస్తారో నేను వాళ్ళని బంధిస్తానో చూడాలి, అసలు నిజానికి సభామర్యాదను గౌరవిస్తూ ఇక్కడున్న కౌరవులు పెద్దలు వారందరినీ చూస్తూ నేను ఉండడం చేతనే వాళ్ళని ఈ క్షణంలో ఇక్కడ బంధించట్లేదు, లేకపోతే ఈ ద్రోణాదుడి సమక్షంలో నేనే వాళ్ళని బంధించగలను ఇలా అంటూ ఉంటే ఎప్పుడైతే దుర్యోధనుడి దుష్టబుద్ధి తెలిసిందో వెంటనే పరమాత్మ ఒక్కసారి లేచి నిలబడి అట్టహాసం చేసేట. అంతవరకు మందహాసం చేస్తున్న కృష్ణుడు అట్టహాసం చేస్తున్నాడు. ఏవ ముక్త జహాసోచ్చై కేశవ పరవీర జహాస ఉచ్చై, పెద్ద నవ్వు నవ్వేట పరమాత్మ. అంత పెద్ద నవ్వు నవ్వగానే అంతవరకు మృదువుగా సౌమ్యంగా పరమసత్వగుణంతో కనబడుతున్న కృష్ణ పరమాత్మలో ఆ రౌద్రభావ సూచకమైన అట్టహాసం కనబడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. తస్య సంస్మయత సౌరేర్ విద్యుద్రూప మహాత్మన, ఒక్కసారి పరమాత్మ యొక్క స్వరూపం అక్కడ విజృంభించి వ్యాపించింది. అక్కడున్న ఇంకెవరూ గోచరించట్లేదు, కేవలం పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహమే గోచరిస్తున్నది. ఆ మహాస్వరూపం ఎలా ఉన్నది అంటే అంగుష్టమాత్రాస్త్రదశ ముముచు పావకార్చిషః తస్య బ్రహ్మా లలాటస్థో రుద్రో వక్షసి చాభవత్ లోకపాల భుజేశ్వాసన్నగ్నిరాస్యాదజాయత. స్వామి యొక్క శరీరం అంతా కూడాను రకరకాల దేవతలు గోచరిస్తున్నట్ట, దేవతాత్మకమైన స్వామి యొక్క దివ్య విశ్వరూప సందర్శనమిది. ఆ కనిపిస్తున్న దేవతలందరూ కూడా అంగుష్టమాత్ర స్వరూపములుగా ఉంటూ వారి నుంచి మెరుపులు వంటి కాంతులు వెదజల్లబడుతూ ఉన్నాయి. స్వామి యొక్క లలాట భాగంలో బ్రహ్మదేవుడు, వక్షస్థల భాగంలో రుద్రుడు గోచరిస్తూ ఉన్నారు. లోకపాల భుజేశ్వాసన్నగ్ని రాస్యాదజాయత, సమస్త దిక్పాలకులు ఆయన భుజముల యందు గోచరిస్తూ ఉండగా బహుభావులతో స్వామి దర్శనమిస్తున్నాడు. నోటు నుంచి అగ్నిజ్వాలలు వెదజల్లబడుతున్నాయి. ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అని చెప్పినట్లుగా ఆదిత్యాశ్చైవ సాధ్యాశ్చ వసవోధాస్వినావపి మరుతశ్చ సహేంద్రేణ విశ్వేదేవాస్తదైవ చ బభూశ్చైవ యక్షాశ్చ గంధర్వోరగ రాక్షసాః ప్రాదురాస్తాం తథా దుర్భ్యాం. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆదిత్యులు మొత్తం 12 మంది, సాధ్యులబడే దేవతలు 14 మంది, వసువులు 8 మంది, అశ్విని దేవతలు 2, 49 మరుద్గణములు, విశ్వేదేవతలు, ఇలా సమస్త దేవగణములు, యక్షులు, గంధర్వులు. సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అభవ్యమైన దేవతలందరూ స్వామి యొక్క స్వరూపంలో గోచరిస్తూ ఉండగా ప్రాదురాస్తాం తదా దుర్భ్యాం సంకర్షణ ధనంజయౌ, స్వామి యొక్క బాహువుల నుంచి ఒక బాహువు నుంచి సంకర్షణుడు వచ్చాడు అంటే బలరాముడు, ఇంకో బాహువు నుంచి అర్జునుడు ఉత్పన్నమై గోచరిస్తున్నట్ట. దీన్ని బట్టి బలరాముడు అర్జునుడు ఎటువంటి వారో తెలుస్తున్నది. దక్షిణేధ అర్జునే ధన్వి హలీ రామశ్చ సవ్యత, కుడిభుజము నుంచి ధనస్సు ధరించినటువంటి అర్జునుడు, ఎడమ భుజం నుంచి హలము అనగా నాగలి ధరించినటువంటి బలరాముడు దర్శనమిస్తున్నారు. ఇంకా స్వామికి వెనక వైపు తేజస్సు వ్యాపించిన దాని ముందు వెనకలేమిటి అంతా ఆయనే. వెనక వైపు నుంచి గోచరిస్తున్నది ఎవరయ్యా అంటే భీమో యుధిష్ఠిరశ్చైవ మాద్రీపుత్రౌచ పృష్ఠత, స్వామికి వెనక వైపు నుంచి గోచరిస్తున్న ఆయన స్వరూపంలోనే భాగములుగా భావించబడుతున్న భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు. అంధక వృష్ణయశ్చైవ ప్రజుమ్న ప్రముఖాస్తత అగ్రే బభూవు, స్వామికి ముందు వైపులో స్వామి వంశానికి చెందినటువంటి అంధక, వృష్ణి మొదలైన వారు, ప్రజుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైనటువంటి వారు గోచరిస్తూ ఉన్నారు. కృష్ణస్య సముజ్జత మహాయుధాః, ఇక స్వామి చేతుల్లో ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో ప్రధానమైన కొన్ని ఆయుధములు చూపిస్తున్నారు. శంఖ చక్ర గద శక్తి శాంగ లాంగల నందకాః, శంఖము చక్రము గద శక్తి అనబడే ఆయుధము, శాంగధన్వు లాంగలము అనగా నాగలి, నందకమైన ఖడ్గము ధరించి గోచరిస్తున్నాడు స్వామిని. అదృశ్యంతోద్యతాన్యేవ సర్వప్రహరణానిచ సర్వప్రహరణాయుధ, దేనినైనా దెబ్బతీయగలిగేటువంటి వివిధములైన ఆయుధములు ధరించి స్వామి యొక్క ఉజ్వల రూపం గోచరిస్తున్నది. నానాబాహుష కృష్ణస్య దీప్యమానాన్ని సర్వసహ నేత్రాభ్యాన్న స్తతశ్చేవా శ్రోత్రాభ్యాంచ సమంతత ప్రాదురాసన్ మహారౌద్రాహ సధూమా పావకార్చిషః. స్వామి యొక్క చెవుల నుంచి నేత్రముల నుంచి కూడా కాంతులు జ్వాలలు వెలికి వస్తున్నాయి. ఒక మహా తేజోమయమైన రూపం. రోమకూపేషు తథా సూర్యస్య మరీచయ. స్వామి యొక్క రోమకూపాల నుండి సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నట్టుగా వివిధ కాంతులు ప్రసరించబడుతున్నాయి. అంతేకాదు అది చూస్తున్నటువంటి వివిధములైన దేవగణములు దుందుబులు మ్రోగిస్తూ స్వామిపై కుసుమ ఉష్ణు కురిపిస్తున్నారు. ఆ మహావిరాడ్రూపాన్ని చూసి దేవదుంధుబి వ్రాతంబు దివిరే కల్పవృక్ష పుష్పధారామయ వృష్టి కురిసే సిద్ధసజ్జ విద్యాధర శ్రేణి భక్తి నిచ్చు జయ జయ శబ్దంబులెసగెచ్చదల. ఆ మేఘముల యందు దిక్కుల యందు కూడా దేవతల ఋషుల యొక్క జయ జయ ధ్వానములు మరమృగుతున్నాయి. స్వామి యొక్క అద్భుతమైన విరాణ్మూర్తిని చూడలేక అందరు కళ్ళు మూసుకున్నట్ట. తేజస్సు చూడలేక స్వరూపం కాదు, ముందు తేజస్సుకి కళ్ళు మూసుకున్నారు. అక్కడ కొందరు మాత్రం చూడగలిగేట ద్రోణుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు, అక్కడికి వచ్చిన తపోధనులైన మహర్షులందరూ చూస్తున్నారు అక్కడ స్వరూపాన్ని. ఎలా చూడగలిగారయ్యా వాళ్ళు మాత్రం అంటే, ప్రాదాత్తేషాంస భగవాన్ దివ్యం చక్షుః జనార్దన. అక్కడ జనార్దనుడు వారందరికీ దివ్య దృష్టినిచ్చాడు కనుక చూడగలుగుతున్నారు. అంటే వారికి ఆ క్షణంలోనే పరమాత్మ భీష్మద్రోణ విదురులకు దివ్య దృష్టిని అనుగ్రహించాడు. స్వామి యొక్క అనుగ్రహంతో, యోగశక్తితో, తపశ్శక్తితో అక్కడున్న మహర్షులందరూ దర్శిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, స్వామి ఎందుకు విరాట్ రూపాన్ని చూపించాడు అంటే, ఇక్కడ ఎవరైనా సరే ఎన్ని మాటలు చెప్తూ ఉన్నప్పటికీ అనుభవానికి వచ్చేవరకు తెలియదండి. అదొకటి ఉన్నది. నిజానికి ఎన్ని మార్లు భీష్ముడు ద్రోణుడు చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నట్టే గట్టిగా చెప్తూనే ఉన్నారు. కృష్ణార్జునులు ఎక్కడుంటారో అక్కడ జయముంటుంది అని చెప్తూనే ఉన్నారు. ఏమి కపటం చేశారండి వాళ్ళు, చెప్తూనే ఉన్నారు. కానీ దాని యొక్క తీవ్రత, సత్య స్వభావము అర్థం కాలే దుర్యోధనుడికి మొదలైన వారికి. ఇప్పుడు కూడా స్వామి యొక్క విరాట్ రూప దర్శనం చేయగలిగేటువంటి దివ్యత్వం వాళ్ళకి ఎలాగూ లేదు. అందుకే స్వరూపం ఒక్కసారి దివ్య నాదముతో తేజస్సుతో రాగానే వాళ్ళు కళ్ళు మూసుకుపోయేట. తెరుచున్నా చూడగలిగే విధంగా లేదులేండి పరిస్థితి. స్వామి దివ్య దృష్టి ఇస్తే గానీ ఆయన స్వరూపాన్ని మనం చూడలేము. ఇలాంటి పరిస్థితి. అంతేకాదు స్వామి వారిని భయపెట్టడానికి చూపించలేదు. ఇక్కడ ఆయన్ని దర్శించడం కోసం ఎన్నో ప్రాంతముల నుంచి ఈ సభకు వచ్చిన మహర్షులు ఉన్నారు. వాళ్ళను అనుగ్రహించడం కోసం చూపించాడు స్వామి ఈ రూపాన్ని. ఇది మనకి సూచనగా వ్యాసదేవుడు అందిస్తాడు. నిన్న మనం చెప్పుకున్నాం, రాయబారాను కనుక కృష్ణుడు బయలుదేరినప్పుడు దారికి ఇరుప్రక్కల దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అందరూ నిలబడి నమస్కరిస్తూ, ఏతన్ మహత్ ప్రేక్షణీయం ద్రష్టుం గచ్చామ కేశవ ధర్మార్థ సహిత వాచః శ్రోతుమిచ్చామ మాధవ. వాళ్ళు రెండు ప్రయోజనాలు చెప్పారు. ఒక మహత్స్వరూపాన్ని మేము చూడాలని, ధర్మార్థములతో కూడిన్ని వాక్కులు వినాలని మేము వస్తున్నాం. ఈ రెండు, ఇందులో వాక్కులు వినాలని వస్తున్నాం అనేది రెండవ ప్రాధాన్యం. మొదటి ప్రాధాన్యం ఏంటి, నీ మహత్వాన్ని చూడడానికి వస్తున్నామని. నీ మహత్వాన్ని అంటే అర్థమేంటి, నువ్వు చూపించబోయే విరాట్ రూపాన్ని చూడబోతున్నావు. అంటే ఋషులకు ముందే తెలుసా అంటే, వాళ్ళు ఋషులు మర్చిపోవద్దు, త్రికాల వేత్తలు, అందుకే వాళ్ళకి తెలుసు. అందుకే విశ్వరూపం అనకుండా మహత్ప్రేక్షణీయం అన్నారు. ఇక్కడ ఒక మహత్తును చూడాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాం. ఆ మహత్వం ఏమిటి, నీ యొక్క విశ్వరూప దర్శనమే. అందుకు వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం, భీష్మ ద్రోణాదులపై కృప చూపించడం కోసం. ఎప్పుడైతే ఈ విధంగా అందరూ ఆనందిస్తున్నారు ద్రోణాదులు, ఋషులు, అప్పుడు ధృతరాష్ట్రుడికి ఆ పూలవాన కురియడం, దివ్యనాదములు మ్రోగడం అవి మాత్రం తెలుస్తున్నాయండి. దానితో పుండరీకాక్ష, నువ్వు సర్వజన హితాన్ని కోరేవాడివి, నీవు ప్రసన్నుడివై నన్ను అనుగ్రహించు, నాకు కళ్ళు కనిపించట్లేదయ్యా, నీ యొక్క దివ్యమంగళ విగ్రహం ఇక్కడ దర్శనమిస్తోందన్న భావం మాత్రం తెలుస్తున్నది. పైగా నాకు చూపు కావాలని ఎప్పుడూ అనిపించలేదు, ఇప్పుడు మాత్రం అనిపిస్తుందయ్యా, నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి. ఇప్పుడు అనిపించడం ఏంటి, కృష్ణుని వర్ణించగానే సంజయుడు నిన్ననే అనుకున్నాడు. ఆ స్వరూపాన్ని చూసే కళ్ళే కళ్ళని ఇంతవరకు ఎప్పుడు అనుకోనివాడు, కళ్ళంటూ ఉన్నవాళ్లే అదృష్టవంతులు. ఎందుకంటే కృష్ణుని చూడగలరు అంటే కళ్ళ అదృష్టం ఏంటి, కృష్ణ దర్శనమే. అది మనసులో కోరుకున్నాడు ధృతరాష్ట్రుడు. పైగా కృష్ణుడు రాకముందే పరం పరేశం శరణం ప్రపజ్జేను ధృతరాష్ట్రకృత కృష్ణ స్తుతి ఉందండి ఇక్కడ. ఆ స్వామిని శరణు వేడుతున్నాను, శరణు వేడుతున్నాను అని, అది ధృతరాష్ట్రంలో మనస్సులో ఆ సమయంలో ఒక నిష్కపటమైన భక్తిభావాన్ని ప్రకటించాడు. అది గుర్తుపెట్టుకున్నాడు పరమాత్మ. ఆ కారణం చేతనే నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, ఒక్కసారి చూపునివ్వు, అది అలా ఉంచమని కూడా అడగను, నిన్ను చూసిన తర్వాత చూపు పోయినా నాకు పర్వాలేదయ్యా, చూపునివ్వు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఒక్క మాటకు చాలండి ఆయన మహాత్ముడిని రాజర్షి నమస్కారం చేయించి ఇంతవరకు. ఎప్పుడైతే అలా కోరుకున్నాడో వెంటనే ఇతరులు కనిపించనటువంటి దృష్టిని నీకు ఇస్తున్నాను చూడు అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడు దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూప సందర్శనంతో పరవశించిపోయాడు. తర్వాత, స్వామి, దివ్యమంగళ విగ్రహం చూస్తూ నాకు ఎంత ఆనందం కలిగిందో అంత సంభ్రమం కూడా కలుగుతున్నదయ్యా అని చెప్తే వారందరిని అనుగ్రహించి తన యొక్క ఐశ్వర్యరూపాన్ని, ఐశ్వర్యరూపం అంటే విశ్వరూపం, దాన్ని ఉపసంహరించి వారందరిని అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇంకెక్కడ చేసేదేమున్నది, దుర్యోధను తన అభిప్రాయం ఇంచుమించి స్పష్టంగానే చెప్పాడు అని చెప్పి అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ కదిలి రథం వైపు వెళుతూ ఉండగా వీళ్ళందరూ కూడా అనుసరించి అక్కడికి వెళ్ళారు. బంధించాలని వచ్చినటువంటి వారు పరాభూతులై అక్కడే పడి ఉన్నారు. వాళ్ళందరూ ఆయన బంధించలేకపోయారు. మహద్రూపాన్ని చూసారు, ఇంకేమున్నదని వాళ్ళ సంకల్పమే అక్కడ పోయింది ఈ దశలు కనుక వాళ్ళ యొక్క దుష్ట సంకల్పం సంకల్ప దశలోనే నాశనం చేశాడు పరమాత్మ తన యొక్క దివ్యత్వ ప్రకటనతో. అప్పుడు పరమాత్మ వెళుతూ ఉండగా చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు, నేను సంధి కోసం ప్రయత్నిస్తున్న విషయం నీకు ఇప్పటికైనా తెలిసింది కదా, నాకు ఉభయులు సమానులే, నేను చెప్తూనే ఉన్నాను నా మాట వినడం లేదు, కనుక నన్ను దోషిగా నువ్వు శంకించవద్దయ్యా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత వెళుతున్నటువంటి వాడు కృపాచార్యుడు, ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారితో ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు జరిగిందంతా మీరు చూశారు కదా, పాండవుల విషయంలో దోషమేమీ లేదు, వాళ్ళు సంధి కోసం కూడా ప్రయత్నించి శాంతి కోసమే కోరుకున్నారు గనకనే నన్ను పంపారు, నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ నేను చేశాను, కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు అమర్యాదగా సభ నుంచి నిష్క్రమించడంతోనే నేను ఇవేవి స్వీకరించడం లేదు అని తన భావాన్ని ప్రకటించాడు. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు మీరు అందరూ విన్నారుగా, తాను అసమర్థుణ్ణి అని ప్రకటిస్తున్నాడు. అతడు మాట వినడు, ఈయన వినేలా చెయ్యలేను, అసమర్థుణ్ణి వీడు ప్రకటించాడు. కాబట్టి ఈ విషయమే నేను అక్కడ చెప్తాను యుధిష్ఠిరుని వద్ద, జరగవలసింది ఎంతో జరుగుతుంది, దానికి అందరం సిద్ధంగా ఉందాము అని చెప్పి తిన్నగా కుంతి వద్దకు వచ్చి కుంతితో మాట్లాడి అక్కడి నుంచి తాను కుంతి చెప్పినటువంటి ఒక వృత్తాంతాన్ని విన్నాడు. కుంతి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తుంది, ఎప్పుడైనా వీరమాతగా పుత్రుడు వీరత్వంతో ధర్మబద్ధమైనటువంటి సంపదని పొందడం తల్లి సంతోషిస్తుంది, నేను ఆ విధంగా సంతోషిస్తున్నాను, వాళ్ళు ఆ విధంగా విజృంభించాలని తను కోరికను చెప్తుంది. శాంతి అంటే నాకు ప్రీతే, కానీ ఇప్పుడు శాంతితో పొసగడం లేదు గనక యుధిష్ఠిరిని చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యమని నా కోరికగా చెప్పవయ్యా అని చెప్తూ ఏదేమైనప్పటికీ ఒక్క మాట ధర్మానికి నమస్కరిస్తున్నాను కృష్ణ అంటోంది ఇక్కడ కొంత అద్భుతమైన మాట చెప్తోంది. ధర్మానికి నమస్కారం, ఎందుకంటే ధర్మమే ప్రజల్ని ధరింపజేస్తుంది, అందుకు ధరింపజేసేది ధర్మం. ధారణా ధర్మమిత్యాహు, ధరించుట అంటే పోషించుట పట్టుకొనుట, అందుకు ఏ ఆధారం పోయినా ఉండగలమే కానీ ధర్మాధారం పోతే ఉండలేమండి, ఇది తెలుసుకోవాలి. ఆధారమే ధర్మము, ధారణా ధర్మమిత్యాహు. ఈ విషయమే అర్జునుడికి భీముడికి అందరికీ చెప్పు, ఒక రాజవనిత వీరపుత్రుని ఎందుకు కంటుందో ఆ సమయం ఆసన్నమైందని చెప్పు అన్నదట కుంతీదేవి. అక్కడి నుంచి మళ్ళీ భీష్మ ద్రోణాదులందరూ దుర్యోధనుడికి చెప్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అధ్యాయాలు చాలా ఉంటాయి కానీ ప్రయోజనమేం లేదు కనుక అధ్యాయాల గురించి మనం చెప్పట్లేదు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ తిన్నగా కర్ణుని పిలిపించి తన రథం మీద ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళేట, ఇదొక కీలకమైన సన్నివేశం. కర్ణుణ్ణి కృష్ణుడిని పిలవడంలో ఉండే ఉద్దేశములు ఏమిటి, ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. ఇక్కడ మూలాన్ని విధేయంగా చదువుకోవాలి, అప్పుడు మనకు స్పష్టమవుతాయి. ఎందుకంటే ఈ విషయంలో కూడా లేనిపోని కల్పనలు అపోహలు వ్యాపించిపోయి సచ్చరిత్రుడైన పాండవుల్ని శంకించడం కూడా జరుగుతున్నది. కృష్ణ పరమాత్మను కూడా నిందించడానికి వెనకాడని పాపాత్ములు ఉన్నారు ఈ సన్నివేశంలో. అందుకే జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నిన్ననే కృష్ణుడు చెప్పాడు ఏ కారణం చేతనైనా నేను ధర్మాన్ని ఇసుమంత కూడా తప్పను అని, ఆ దృష్టిలో పెట్టుకుని చదవాలి. ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని చిలవల్ల పలవలు ఎన్నో వచ్చాయండి, ఒక్క మాట కొద్దిగా మార్చినా ఉద్దేశం దెబ్బతినిస్తుంది ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ తీసుకెళ్ళినటువంటి పరమాత్మ చెప్తూ ఉన్నాడు, నీకు తెలుసో లేదో నువ్వు కుంతి యొక్క పుత్రుడివయ్యా, పైగా నువ్వు కానీయునుడవు అన్నారు. ఇక్కడ కానీయుడు సహోడు అని కన్యాపుత్రులు అంటారు. ఇక్కడ చెప్తున్న ధర్మశాస్త్ర విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు కుంతిపుత్రుడువు, ఎందుకంటే ఇలాంటి విషయములు గతంలో మహాత్ముల చరిత్రల్లో కనబడుతూ ఉంటాయి. తన కన్యగా ఉంటూనే కన్యాత్వం పోకుండా దేవతల అనుగ్రహం వల్ల సంతానం కన్నప్పుడు ఆ కన్య తిరిగి వివాహం చేసుకుంటే పూర్వము కలిగినటువంటి సంతానం తాను ఎవరిని వివాహం చేసుకుందో వారి సంతానం కిందే ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం అని ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆనాటి ధర్మశాస్త్రముల యొక్క పద్ధతులు ఏమిటో తెలియక చాలామంది ఈ కథని వక్రీకరిస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ ధర్మశాస్త్ర అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాడు. అలాగ నువ్వు కూడా పాండురాజు పుత్రుడివే, తర్వాత నువ్వు ఒక దైవ కారణం చేత సూతపుత్రునిగా పెంచబడ్డావు, ఇప్పుడు నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను, ఎందుకు ఎవరు ఎవరు ఎవరో నీకు ఇప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అది కృష్ణుడు చేసినటువంటి గొప్ప పని. ఇప్పుడు నువ్వు రెండు వైపులా గమనిస్తూ ఉన్నావు, నువ్వు పాండవుల వైపు ధర్మం ఉందని నీకు తెలుసు గనక పాండవుల వైపు నువ్వు రా. వస్తే వెంటనే ధర్మరాజు తాను పెద్ద కాకుండా నిన్ను పెద్దగా స్వీకరిస్తాడు, పట్టాభిషేకం చేస్తాడు, మొత్తం భూమండలానికి నువ్వు చక్రవర్తి అవుతావు. అంతేకాదు ధౌమ్యుడనబడేటువంటి మహానుభావుడు తాను అగ్నికార్యం నిర్వర్తిస్తూ వేదవేత్తల చేత మంత్రములు చదివింపజేస్తూ నీకు పట్టాభిషేకం చేస్తాడు. ఆ పట్టాభిషేక ఘట్టం ఎలా ఉంటుందంటే, ఈ క్రమం తెలుసుకోకపోతే ఒకనొక పొరపాటు జరుగుతుంది కనుక చెప్తున్నా. పట్టాభిషేక ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు, నీకు పట్టాభిషేకం జరిగితే ఎలా ఉంటుంది. ధౌమ్యుడు, పంచపాండవులు, ఉప పాండవులు, పాంచాల దేశస్థులు, చేది వంశస్థులు అందరూ నిన్ను రాజుగా అభిషేకిస్తాం, మేము కూడా అక్కడే ఉంటాం. అంతేకాదు ధర్మరాజు యువరాజు అవుతాడు, నీకు వింజామర పట్టి విసురుతాడయ్యా. ఇక ధర్మరాజు నువ్వు రథమెక్కిన తర్వాతే తాను కూడా రథాన్ని ఎక్కుతాడు, కానీ నీకు ముందు ఎక్కడు. భీముడు నీ తల మీద గొడుగు పడతాడు, అర్జునుడు నీ రథాన్ని తోలుతాడు, అభిమన్యుడు నిన్ను కనిపెట్టుకుంటూ ఉంటాడు, నకుల సహదేవులు, ఉప పాండవులు నువ్వు ఎటు వెళితే అటు నీకు పరిచర్య చేస్తూ ఉంటారు. సుమ అంధక వృష్టి వంశస్థులు, దాసార్హులు అందరూ నీ వెంటే ఉంటాం. ఆ సమయంలో, ఏ సమయంలో, పట్టాభిషేక సమయంలో, రాజన్యా రాజకన్యాశ్చాపి ఆనయం త్వాభిషేచనం షష్ఠే త్వాంచ తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి. ఈ శ్లోకం ఇక్కడ వస్తున్నదండి. రాజన్యులు రాజకన్యలు అభిషేక సమయంలో ఆనయంత్వ అభిషేచనం, జాగ్రత్తగా ఈ శ్లోకం వినాలండి. అభిషేక కర్మ చేస్తారు, ఆ ఆరవ కాలమునందు ద్రౌపది కూడా నిన్ను సేవిస్తుంది. ఇది మాట. ఈ మాటను పట్టుకుని సరిగ్గా సంప్రదాయం తెలియని వారు అర్థాలు చెప్పడం మొదలుపెట్టి ఒక దురుద్దేశాన్ని ఇక్కడ చూపించారు. మహానుభావుడైన తిక్కన గారు కూడా ఇక్కడ తెలుగు చేసేటప్పుడు పొరపాటు పడ్డారు అని సభలో చెప్పడానికి ఏమాత్రం వెరకాడడం లేదు. పాంచాల రాజపుత్రియు అంచితముగ నిన్ను పొందు ఆర్వురవరసన్ అని తెలుగు చేశారు మహానుభావుడు. అంతేకాదు పాండవోద్యోగ విజయాలను మనకు అద్భుతంగా అందించినటువంటి తిరుపతి వెంకట కవులు, ప్రతి తెలుగువారు నమస్కరించాలండి. మహానుభావుడు సామాన్యులు కారు. కృష్ణరాయభార ఘట్టాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారు, భారతంలో ఉన్నవే రచించారు. కానీ ఈ సన్నివేశం దగ్గరకు వచ్చేటప్పటికి కూడా, అందుకే చెప్పుకుంటాం, కేవలం నిఘంటు అర్థాలు చెప్పిన వారు ఋషుల గ్రంథాలకు అర్థాలు చెప్పలేరు. శాస్త్ర మర్యాదలు తెలియాలి. నిఘంటువుల్లో పదాలు వేరు, వ్యవహార పదాలు వేరు, శాస్త్ర పదాలు వేరండి. వ్యవహారంలో షష్ఠేకాల అంటే ఆరవ కాలం, కాలం అనే మాట ఉంది కదా, షష్ఠే కాలే అని ఉంటూ ఉంటే ఆరవ కాలం అని ఉంటూ ఉంటే ఆరు వాడిని ఎక్కడ చెప్తారు. ఇక్కడ అర్థం మొత్తం మారిపోయింది. ఇక్కడ అర్థం మారిపోవడంతో ఆసతి పెండ్లియాడు కదా ఆరవ భర్తగా సూర్యనందనున్ను అనువాదం చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఏ తల్లి ధర్మబద్ధంగా పంచ పాండవుల్ని పద్ధతిగా పాణిగ్రహణం ఏ పద్ధతుల్లో చేసుకున్నదో అని వివరంగా చెప్పుకున్నా అసలు ధర్మ విషయంలో శంకే లేదు అని ప్రతిపాదన చేయడం జరిగింది. పైగా ఆ తల్లి రాజసూయ యాగం చేసి ఒక అవభృత స్నానం చేసుకున్న సోమిదేవమ్మ, అది మర్చిపోవద్దు, అంత మహాత్మురాలు. అటువంటి పతివ్రత ఆమె తల్లి మళ్ళీ మరొకరిని ఆరో భర్తగా స్వీకరిస్తుందా? ధర్మవేత్త, ధర్మ రక్షకుడైన పరమాత్మ ఇలాంటి మాటలు చెప్తాడా అండి? కొంతమంది దీన్ని సమర్థిస్తూనే అలా చెప్పి కర్ణుడు హృదయం తెలుసుకోవడానికి ప్రయత్నించారని, ఇది చాలనట్టు మరొక పాపాత్మలు ఏం చేశారంటే అదే చెట్టు నుంచి ఒక పండు జారి పడిపోతుంది. ఆ పండు జారి పడితే ఋషి చెప్పిస్తాడు, మళ్ళీ పండు చెట్టుకు వెళ్ళాలి. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడట, ఎవరు మనస్సులో మాట అయినా దాచుకోకుండా చెప్పండి, అప్పుడు ఈ పండు పైకి వెళ్ళి తనంత తాను అతుక్కుంటుంది. అంటే ప్రతి వాళ్ళు అంతవరకు మనస్సులో ఉన్న ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు, ద్రౌపది చెప్పదుట. అప్పుడు ద్రౌపది నువ్వేదో చెప్పకుండా దాచేవు అంటే నా కర్ణుడిపై ప్రీతి ఉన్నదని చెప్తుందిట. ఎంత పాపపు ఆలోచన వచ్చిందండి, ఎవడికి వచ్చింది? కానీ ఇది భారతాల్లో లేవు, ప్రామాణికమైన ఏ గ్రంథాల్లోనూ లేవు. పిట్టకథల కట్టుకథల వచ్చిన వల్ల వచ్చిన మహాప్రమాదం ఇది, తెలుసుకోండి. ఇక్కడ ఇలాంటి పని తల్లి చేస్తుందండి. అసలు అక్కడ స్వయంవర సమయంలో మత్స్యంతరాన్ని ఛేదించాలని ధనుసు పట్టుకుంటూ ఉంటేనే వీణ్ణి నేను చేసుకోనని ప్రకటించింది తల్లి, మర్చిపోవద్దు. ఇక్కడ పైగా కర్ణుడు కూసిన కారు కూతలకు హృదయంలో ఉడికిపోతుంది తల్లి, ఎప్పుడు వాడి నాశనాన్ని చూస్తానని. కనుకనే ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మని, పతివ్రతైన ద్రౌపదిని శంకిస్తే మహాపాపం వస్తుంది, జాగ్రత్తగా. ఇక్కడ దీనికి అర్థం చెప్పినటువంటి పండితులు కూడా సంప్రదాయం తెలియక ఇటీవల కాలంలో మహా పెద్ద పండితులు కూడా భారతానికి అనువాదం చేస్తూ ఇక్కడ ఇదే రాశారండి. పైగా నాదేం దోషం లేదని సంస్కృత శ్లోకం యథాతథంగా ఉటంకించారు. కానీ వేద భాష ఎలా ఉంటుందో తెలిస్తే వేద భాషలో ఏ కాలమేమిటో రచింపబడుతూ ఉంటుంది. రామాయణంలో కూడా ఇలాంటి పదాలు ఉంటాయి. చతుర్థ కాల పానభక్త స్యాత్ అని ఒక మాట మనకి అథర్వణ వేదంలో కనబడుతుంది. చతుర్థ కాలములో భోజనము చెయ్యాలి అంటే ఒక దినాన్ని కొన్ని భాగాలు చేస్తే అందులో నాలుగో భాగం వచ్చేటప్పటికి అక్కడ భుజించాలి అలాగే మనకి రామాయణంలో పంచమకాలమునందు అని ఒక మాట ఉంది. పంచమకాలం అంటే సంధ్యా సమయం. ఇలా విభజనలు ఉంటాయి. అలాగే జ్యోతిష్శాస్త్రరీత్యా ఒక రాజు విషయంలో షష్ఠకాలము అంటే పట్టాభిషేక సమయము, ఇది అండి అర్థం. ఇక్కడ ఆరవది ఆరువాడు కాదు, షష్ఠే కాలే. అందుకే చెప్తున్నాం పట్టాభిషేక సమయంలో ఏం జరుగుతుందో వర్ణిస్తున్నాడు. ఇక్కడ నువ్వు కానీ తిరిగి వస్తే నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఈ మాట కృష్ణుడు ఎందుకు చెప్పాడు? వంచన ఇది. ఇంతకాలం ఊరుకుని ఇప్పుడు ఎందుకు చెప్పాడు అంటే, కర్ణుడుంటే ఎక్కడ కౌరవులు గెలిచిపోతారో, తమకేదో ప్రమాదమో అని శంకతో చెప్పలేదండి. ఇక్కడ ఒక మాట చెప్పి వచ్చాడు, ఏ విధంగానైనా నేను శాంతికి నా ప్రయత్నం నేను చేస్తాను. త్రికరణ శుద్ధిగా అన్నాడు పరమాత్మ. పరమాత్మ అసత్యం పలకడు కదా. త్రికరణ శుద్ధిగా సంధికి చేసే ప్రయత్నాల్లో ఒక భాగం ఇది. ఏమిటా భాగం? కర్ణుణ్ణి కానీ అటు నుంచి తప్పిస్తే దుర్యోధనుడు ఇంక యుద్ధానికి ఉపక్రమించాడు, అదొక్కటి చాలు, దానితో శాంతి అవుతుంది. కానీ అది కూడా సాధ్యం కాదు, కానీ ఆ ప్రయత్నం కూడా చేశాను అనిపించుకోవాలి. ఇక్కడ విశేషం ఇక్కడ. అందుకే పరమాత్మ శాంతి కోసం ప్రతి ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేస్తానని, దానికోసం ఏం చేయాలో అవన్నీ చెప్పాడు. పైగా ఇతడి అభిప్రాయం కూడా లోకానికి తెలియబడాలి, కర్ణుడి యొక్క హృదయం. అయ్యో తెలియకుండా జరిగిపోయిందనే కాకుండా యుద్ధానికి ముందే కర్ణునికి హృదయం తెలిస్తే అప్పుడు ఆయన యుద్ధ వైఖరి ఎలా ఉంటుంది, ధర్మనిష్ట ఎలా ఉంటుందో లోకానికి తెలియడం కోసం ఒక విధంగా కర్ణునికి కీర్తి కలిగించేటువంటి అంశమే ఇది ఇక్కడ. అందుకే కర్ణునిపై ఆయన దోషాలు ఆయనకున్నా ఇప్పటికీ మనకి కొందరికి చాలామందికి ప్రీతి కలుగుతుంటుంది. కారణం ఇలాంటి అంశముల వల్లే. మనం చెప్పుకున్నట్టు ఏ వ్యక్తి నూటికి నూరు పాళ్ళు దుర్మార్గుడు కాదండి, నూటికి నూరు పాళ్ళు సన్మార్గుడు కాదు, పాళ్ళు కలిసి ఉంటాయి. అసలు ఏమాత్రం పాపం లేని వాళ్ళ చరిత్రలు కొన్ని ఉన్నాయట భారతంలో. ఎక్కడ పాపం లేని వాళ్ళ చరిత్రలు? వాళ్ళు ఎవరయ్యా అంటే కృష్ణుడే చెప్తాడు, భీష్ముడు ఒకడు, అర్జునుడు ఒకడు, యుధిష్ఠిరుడు ఒకడు, ఇలా కొందరు చెప్తారు. అసలు ఏమాత్రం పాపం లేని వాళ్ళు వాళ్ళు. అందులో అసలు పాపపు భావన కూడా ఇసువంత కూడా లేని, ధర్మం తూచా తప్పకుండా ఉన్న చరిత్రలు ఒకటి భీష్మునిది, ఇంకోటి యుధిష్ఠిరునిది. మిగిలిన వారు పుణ్యభావాల్లో చాలా గొప్పవారు. ఒకటో రెండో ఉంటే వాళ్ళు పుణ్యముడి చేత పాపాలు పోతూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాల్సింది. కానీ పుణ్యాత్ముడై దేవతాంశ సంభవుడై ఉంటూ కూడా కొన్ని జాలి పడవలసినటువంటి సంఘటనలు జీవితంలో జరగడం చేత ఒక సానుభూతి కర్ణునిపై కలగడం సహజం. జాలి కలుగుతుందండి, ఎందుకంటే ఉత్తమమైన వంశంలో పుట్టాడు, దేవతాంశతో పుట్టాడు. కానీ పుట్టుకు మాత్రం అతనికి తెలియకుండా అయిపోయింది. దానితో అతనికి జరగవలసినటువంటి క్షత్రియ సంస్కారములు జరగలేదు, అది కూడా బాధాకరమైన అంశం. దానితో ఉన్నాడు, ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇది జాలి పడవలసిన విషయమే. అంత మాత్రం చేత కర్ణుడు గొప్పవాడు. ఒక జాలి పడవలసిన విషయం రాగానే కర్ణుడు ధర్మశీలి అనడానికి లేదు. కానీ కర్ణుడు ధర్మంలో తక్కువేం కాడు. వ్యాసుడు నిష్పక్షపాతంగా రాశాడండి భారతాన్ని. అంటే కర్ణుడిని ఎక్కడ వర్ణించినా కొన్ని కొన్ని మాటలు చెప్తుంటాడు. కొన్ని చోట్ల దుర్మార్గుడు అని చెప్పినా దయామయుడు, ధర్మము తెలిసినవాడు అన్నారు. ధర్మము తెలిసినవాడు అన్నారు, కానీ ధర్మాన్ని ఆచరించేవాడు అనలేదు. జాగ్రత్తగా చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఏ మాటలు ఉండాలో తాను కొన్ని కొన్ని ధర్మాలు మాత్రం బాగా పాటిస్తానండి. ధర్మాల్లో కూడా రెండు రకాలు ఉంటూ ఉంటాయి. ఒక ధర్మం పాటించడం వల్ల మరొక ధర్మం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇది చాలా గడ్డు సమస్య. ఇలాంటి వాటికే ధర్మ సందేహం అంటానండి. అంతేగాని అలాగే చెప్పేవాడు దొరికాడు కదా, నేను కూడా ఖాళీగా ఉన్నాను, నాకు ధర్మ సందేహం అండి అంటారు. ధర్మ సందేహం కానీ కాదు, కాలక్షేప ప్రశ్నలు. ఎంత ధర్మ సందేహం అంటే నన్ను ఒకరు అడిగారండి, శంకర భగవత్పాల్ వారు సౌందర్యలో అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించారు, ఏమైనా బాగుందా అని. ఇంకా ఎంత వెనక్కున్నావురా బాబు, ఇంత పాపపు సంస్కారం ఇంకా పోలేదని కానీ చెప్పాల్సి వచ్చింది. ఇవి కావు ధర్మ సందేహాలు. చిత్తం శుద్ధమైతే నన్ను ప్రశ్నలే పుట్టవు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ధర్మ సందేహం అంటే చిన్న విషయమా అండి? ఇక్కడ అది చూడ్డానికి ధర్మంలా కనబడుతుంది, అది పాటిస్తే మరొక ధర్మం దెబ్బతింటుంది. అప్పుడు రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేటటువంటిదే ధర్మ సంకటం. అది ధర్మ సంకటం. మనకు అన్ని సంకటాలు తెలుసు, ధర్మ సంకటం కష్టం, పెద్దలకి తెలుస్తాయి. ఈ ధర్మ సంకటము ధర్మ సందేహం అనే చిన్న విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో అందుకే వాళ్ళని చాటు నుండి కొడితే తప్పు, కానీ చాటు నుండి కొట్టక తప్పదు. అప్పుడు కొడితే తప్ప ఉప్ప, ఇది పెద్ద ప్రశ్న. అలాగే సీతమ్మకి దోషం లేదు, కానీ ప్రజానింద ఏర్పడింది, విడిచిపెట్టాలి విడిచిపెట్టకూడదు, ఇవి ధర్మ సందేహాలు. అక్కడ సతాం ధర్మ సత్పురుషుల ధర్మము సూక్ష్మంగా ఉంటుంది, అది వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలియాలి. రెండు ధర్మాల విషయంలో ఒక ధర్మం వల్ల ఒక ప్రధాన ధర్మానికి దెబ్బతిన్నప్పుడు ప్రధాన ధర్మాన్ని కాపాడడానికి ఈ ధర్మాన్ని తప్పించినట్టు కనబడుతూ ఒప్పించడం ఎలాగో తెలియాలండి. ఆ సూక్ష్మం ఎవరికి తెలుస్తుందా అంటే ఒక రాముడికి తెలుస్తుంది, ఒక కృష్ణుడికి తెలుస్తుంది, మహాత్ములకు తెలుస్తుంది. ఇక్కడ ఆ ధర్మసూక్ష్మములు తెలియకపోవడం చేత ధర్మంలో ఉంటున్నాను అనుకుంటూ ధర్మసూక్ష్మం తెలియని వాళ్ళల్లో ఒకడు కర్ణుడు. అందుకు తెలియదు కనుక జాలి పడదాం. అది చెప్తున్న అంశం ఏమిటంటే ఇక్కడ వెంటనే కృష్ణ నువ్వు ఎంత సద్భావము చనువు స్నేహము లేకపోతే నాకు ఈ మాట చెప్తావు, నువ్వు శ్రేయోభిలాషి, నువ్వు సర్వసముడివి, సమం సర్వేషు భూతేషు, నువ్వు సమబుద్ధి కలిగినటువంటి వాడవు, అందరిలో సమముగా వ్యాపించిన వాడవు కనుక నువ్వు ఈ మాట అంటున్నావు. నువ్వు చెప్పినట్లుగా ధర్మము ధర్మశాస్త్ర నిర్ణయం బట్టి నేను పాండురాజు పుత్రుణ్ణి, కానీ కుంతి సూర్యుని వల్ల గర్భం ధరించి ఆయన మాట వల్ల పుట్టిన నన్ను విడిచిపెట్టింది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన మాటను అనుసరించే పుట్టిన నన్ను విడిచిపెట్టింది. నిర్దాక్షిణ్యంగా ఆమె చేతి విడిచిపెట్టబడిన నేను పెరిగింది సూతపుత్రుడిగా. నాకు జరిగిన సంస్కారములన్నీ సూతపుత్రుడికి జరగవలసిన సంస్కారములే జరిగాయి. అందుకే నేను సంస్కారరీత్యా సూతపుత్రుడినే, ఆ సంస్కారములే కలిగే. పైగా నా తల్లి రాధాదేవి నా మూలము మూత్రము ఎత్తి పెంచిందయ్యా నన్ను. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకుంటాను? ఇప్పుడు నేను పుత్రుడిని కాదు అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. కనుకనే నేను ఇప్పుడు వాళ్ళ పుత్రుడిగానే నా మరణ పర్యంతం వ్యవహరిస్తానన్నాడు. ఎంత ధర్మం అండి మహానుభావుడిది! నమస్కరించవలసిందే, గౌరవించవలసిందే. లేకపోతే తాను మళ్ళీ సూర్యమండలంలోకి ప్రవేశించగలడా? ఇలాంటి పవిత్రమైన ధర్మములు ఉన్నాయని వద్ద. అంతేకాదు, నన్ను దుర్యోధనుడు ఎంచుకున్నది ఎందుకో తెలుసా? నాకు తెలుసు, నా మీద ప్రేమతోనూ అంగరాజ్యం ఇవ్వడం కాదు, ద్వైరథ యుద్ధం చేసి అర్జునుడిని కొట్టగలిగేవాడిని నేను ఒక్కడినే అని అతనికి నమ్మకం. అందుకే కుమారాస్త్ర విద్యాప్రదర్శన సమయంలో కూడా అర్జునుడు ప్రతాపం చూపించినప్పుడు నేను అక్కడికి రావడం చేత, ఇంత ప్రతాపం కలిగిన అర్జునుడు ఏమి చేస్తాడని భయపడుతున్న వాడికి నేను కనబడి నా ప్రతాపం చూపించగానే భరోసా లభించింది. అందుకు అర్జునుడితో ద్వైరథ యుద్ధం చేస్తానని చెప్పి నన్ను ఎంత గౌరవించాడు దుర్యోధనుడు నేను మర్చిపోలేను. ఇన్నాళ్ళు, ఆనాటి నుంచి ఈనాటి వరకు దుర్యోధనుడు నన్ను ఏనాడు అవమానించలేదు. మొత్తం తన యొక్క సోదరులతో కలిసి నన్ను గౌరవించాడు. ఇంచుమించు నాకు పరిచారకుల్లా చూశాడు. నాకే ప్రధాన, తనను తాము పరిచారకులుగా భావించుకున్నారు, నన్ను ప్రధానంగా కొలుచుకున్నారు. వసువులు ఇంద్రుని కొలుచుకున్నట్టు కొలుచుకున్నారయ్యా అన్నాడు. ఉదాహరణ ఒకటే, అంత కొలుచుకున్నారు, అంత ఆశ పెట్టుకున్నాడు. అతడే నన్ను పోషించాడు, నాకు రాజ్యం ఇచ్చాడు, నా వీరత్వం ప్రకటించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే దిగ్విజయాలు నేను చేయగలిగాను. ఇన్ని చేసినటువంటి నేను, ఆయన వల్లే ఎనుక కలిగిన నేను, ఇప్పుడు ఒక్కసారి నాకు తమ్ముళ్ళు దొరికారని చెప్పి ఇటువైపు వచ్చేస్తే అంతకంటే ధర్మద్రోహం ఇంకేముంటుంది? ఇది తెలుసుకో. పాండవులకి ఏమవుతుంది? వాళ్ళకి నేను వచ్చి రావడం వల్ల వాళ్ళు కొత్తగా వచ్చే మేలేమీ లేదు, వాళ్ళ వైపు నువ్వున్నావు, అందుకు వాళ్ళకి మేలే వస్తుంది. అయ్యా కృష్ణానుడు ఎంత చక్కగా చెప్పాడు, నీ వశంలో పాండవులు ఉన్నారు కనుక వాళ్ళందరూ నువ్వు చెప్పినట్లు వింటారు, అందుకు వాళ్ళకేం పర్వాలేదు. కానీ దుర్యోధనుడికి ఇప్పుడు నేను లేకపోతే అతను నా మీద ఇంత ఆశ పెట్టుకున్న వాడి పట్ల నేను మిత్రద్రోహం చేయలేను సుమ. ఈ విషయంలో, ఈ రెండు విషయాల్లో మాత్రం కన్నును మనం గౌరవించాలండి. తాను తన పెంచినటువంటి మాతాపితరులపై చూపించిన భక్తి, ఇప్పుడు మిత్రధర్మం గురించి చేసిన ఆలోచన. అందుకే కర్ణుణ్ణి ధర్మాత్ముడు, ధర్మస్వభావం కలిగిన వాడు అని కూడా కీర్తించారు. ఇక్కడ ధర్మస్వభావం కలవాడు, దయ కలిగినటువంటి వాడు. కర్ణునుకున్న గొప్ప గుణం దయ. దయచేతనే ఈ దానము ఇచ్చాదని ఆయన నుంచి ప్రకటింపబడ్డాయి. అందుకే దయ కలిగిన వాడు, ధర్మము కలిగిన వాడు. అది ఇప్పుడు ప్రకటింపబడింది ఎలాగో కృష్ణుని వల్ల. ఇంత చెప్పినా మోహపడకుండా అలా నిలబడ్డాడు. ఒకటి, ఇప్పుడు నేను అక్కడికి రావడం వల్ల ఎన్ని అపకీర్తులు వస్తాయో తెలుసా? ఇంతకాలం లేని తమ్ముళ్ళు ఇప్పుడు నాకు వస్తే నేను అక్కడికి వెళ్ళగానే లోకం ఏమనుకుంటుంది నన్ను? అది క్షత్రియ ధర్మం కాదు, అది ఒక అపకీర్తి. రెండవది ఏమిటి అంటే, నేను ఎప్పుడైతే కుంతికి పెద్ద కొడుకునని తెలిసిందో ధర్మరాజు ఇంకా రాజ్యాన్ని స్వీకరించడు, ఇందులో సందేహం లేదు. పెద్దవాడికే రాజ్యం వెళ్ళాలి గనక మొత్తం రాజ్యం అంతా నాకిచ్చేస్తాడు. మొత్తం రాజ్యం నాకిస్తే నా ధర్మం ప్రకారం నేను దుర్యోధనుడికి ఇచ్చేస్తాను. అది వచ్చింది బాధ అన్నాడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. కనుకనే ఎప్పటికీ నేను దుర్యోధనుడికి ఇచ్చానో రాజ్యమంతా, ఆ రాజ్యం ఆ అధర్మపరుడైన దుర్యోధను వల్ల దెబ్బతింటుందయ్యా. అందుకే భూమికి ధర్మరాజే రాజు కావాలి. ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. సయేవ రాజా ధర్మాత్మ శాశ్వతోస్తు యుధిష్ఠిర నేతాయస్య హృషీకేశ యోద్ధాయస్య ధనంజయ. కర్ణుడు ఎంత అందమైన శ్లోకాన్ని చెప్పాడు చూడండి ఇక్కడ. సయేవ రాజా ధర్మాత్మ, ఈ పృథ్వీకి ధర్మరాజే రాజు కావాలి. అంటే దుర్యోధనుడు గెలవాలి అని అనలేదు, గెలవడని నీకు తెలుసు. అది ఇక్కడ గెలవడు ఎంత నేను నిలిచినా. అందుకు నేను ఇప్పుడు రావడం వల్ల పాండవులకు గెలిపేమో ఆ మాట లేదు ఇక్కడ. నేను ఇక్కడ ఉండడం వల్ల మాత్రం వీళ్ళు గెలుస్తానని గ్యారంటీ ఏం లేదు. కానీ నేను అటు వస్తే మాత్రం రాజ్యం నాకు వస్తుందని దుర్యోధనుడికి ఇవ్వాలి. నేను అటు రాగానే దుర్యోధనుడు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు, నన్ను నమ్ముకునేగా యుద్ధానికి దిగాడు. అప్పుడు ధర్మరాజు రాజ్యం అంతా నాకు ఇస్తాడు, నేను నా మిత్రధర్మం ప్రకారం ఈయనకి ఇవ్వాలి. ఇతడు రాజైతే మొత్తం అధర్మ పాలన వస్తుంది గనక నేను ఆ పని చెయ్యలేను. ఈ భూమికి ధర్మరాజే రాజు కావాలి. ఎందుకంటావా? ఎవడికి హృషీకేశుడు నాయకుడో ఆ ధర్మరాజు రాజు కావాలి. ఎంత అందమైన మాట అండి. నేతాయస్య హృషీకేశ, హృషీకేశుడైన కృష్ణుడు ఎవడికి నాయకుడో, ఎవడు ధర్మస్వభావుడో, ఎవడి తరపున అద్భుతమైన ప్రతాపంతో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడో ఆ ధర్మరాజు రాజు కావాలి. ఎంత మాట అండి. నేతాయస్య హృషీకేశ యోద్ధాయస్య ధనంజయ. ఇలాంటి అద్భుతమైన వ్యాసుని శ్లోకాల వల్లనే భారతం చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా అంత మాధుర్యమైన వస్తువు ప్రపంచంలో మరొకట్లేదండి. ఎంత అందమైన మాటలు, ఎన్ని ధర్మసూక్ష్మాలు ఇలా వివరిస్తున్నాడు. అందుకు భూమి అంతా ధర్మరాజుదే కావాలని పనిచేస్తున్నానయ్యా, నువ్వు నాతో ఈ ప్రేమ చెప్పు, కానీ ఒక్క మాట చెప్పు, ఎప్పుడైనా కుదిరితే ఇప్పుడు మాత్రం నీకు నాకు జరిగిన సంఘటన ఏ ఒక్కరికి తెలియజేయకూడదు నేను బ్రతుకుండగా, తెలియజేయకు. తర్వాత నేను రోజు ఒక వేదన పడుతున్నాను సుమా, ఆ వేదన నీకు కొంచెం చెప్పుకుంటున్నాను. యదబ్రువమహం కృష్ణ కటుకా అని స్మ పాండవాం ప్రియార్థం ధర్త రాష్ట్రస్య తేన తప్యేహ్య కర్మణ. దుర్యోధనుడిని ఆనందింపజేయాలని నిండు సభలో పాండవుల పట్ల కూడని మాటలు మాట్లాడి వాళ్ళని చాలా నొప్పించానయ్యా, ఇది చెయ్యరాని పని చేశాను, అకర్మణ చెయ్యరాని పని, అది చేసినందుకు నిత్యం నాలో నేను తప్పించిపోతున్నాను, ఈ దోషాన్ని మాత్రం క్షమించాలయ్యా కృష్ణ అని చెప్తూ, ఇప్పుడు జరగబోతోంది ఒక పెద్ద యజ్ఞము. ఇక్కడ నిజానికి యజ్ఞము యొక్క పరిభాషలు తెలిస్తే ఈ వర్ణన అందరూ ఆనందించవచ్చండి, కానీ మనం ఎంతో వేద సంస్కృతం కోల్పోయాం కనుక ఈ యజ్ఞ పరిభాష తెలియదు. నేను చెప్పడం మొదలు పెడితే విసుగు రావడం కూడా జరుగుతుంది కనుక అంత విస్తారంగా చెప్పలేను. ఇది ఒక్కటి వివరించి చెప్పాలంటే కొన్ని గంటలు పడతాయి. మొత్తం భారత యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ ఇక్కడ కర్ణుడు చెప్తాడు. ఇదంతా జాగ్రత్తగా చూస్తే భారత యుద్ధం ఒక యజ్ఞము, ఆ యుద్ధం సామాన్యం కాదు, అదొక యజ్ఞము. అందుకే యుద్ధ ఘట్టాలు వింటే వాణ్ణి వీడు కొట్టాడు వీణ్ణి వాడు కొట్టాడని కాదు, యుద్ధ యజ్ఞ సంకేతాలు ఉన్నాయన్న మాట కూడా కర్ణుని మాటల్లో మనకు తెలుస్తున్నది. ఇది గొప్ప యజ్ఞమయ్యా, ఈ యజ్ఞానికి ఉపద్రష్టవు ఎవరయ్యా అంటే నువ్వేనయ్యా అన్నాడు. ఉపద్రష్ట అంటే సమీపములో ఉండి యజ్ఞకార్యం ఏమాత్రం తేడా లేకుండా చూసేటట్టు ఉన్న గొప్ప జ్ఞాని అంటారు అలాగే. అందుకు నువ్వే ఇక్కడ ఉపద్రష్టవగా ఉంటావు యజ్ఞానికి. అంతరికి కూడా జరగబోయేది ఆయుధ యజ్ఞం, యజ్ఞంలో నువ్వే ఆధ్వర్యుడవు, నువ్వే ఉపద్రష్టవు. ఇక అర్జునుడు హోత, అర్జునుడు హోత ఆహుతులు వేసేవాడు, గాంధీవమే సృక్కు అంటే పట్టుకున్నటువంటి ద్రవ్య యజ్ఞ ద్రవ్యం వేసేది అది. అందులో వేసేటువంటి నెయ్యి ఏ విధయ్యా అంటే క్షత్రియ వీరుల యొక్క పరాక్రమమే అందులో వేసేటువంటి కృతాస్త్రం. అందులో చదవబడే మంత్రాస్త్రములు ఏమిటయ్యా అంటే ఐంద్రాస్త్ర పాశుపతాస్త్ర బ్రహ్మాస్త్ర స్థూణ కర్ణాస్త్ర మొదలైన అర్జునుడు ప్రయోగించేటువంటి అస్త్రములే వేదమంత్రములు. ఇవన్నీ అక్కడ జరుగుతుంటాయి. ఇవన్నీ వీటన్నిటిలో కూడా అర్జునుడి చేతిలో నేను చచ్చిపోయినప్పుడు చూస్తారే అది యజ్ఞంలో పునశ్చిత్తి అనే క్రియ అయ్యా అది ఇక్కడ. అదేవిధంగా దుశ్శాసనుడు రక్తాన్ని భీముడు తాగుతూ ఉంటాడే అది యజ్ఞంలో సూయము అనేటువంటి క్రియ. దుష్టద్యుముడు ద్రోణుని శిఖండ భీష్ముని పడగొట్టినప్పుడు యజ్ఞం పూర్తయినట్లు. మొత్తం యజ్ఞం ఇప్పుడు పూర్తవుతుందయ్యా అంటే మహాబలుడైన భీముడు దుర్యోధనుని సంహరించినప్పుడు ఈ ధార్త రాష్ట్ర యజ్ఞము పూర్తవుతుంది అని వివరించారు. ఇక్కడ ఈ యజ్ఞం జరుగుతుంది, ఎవరు ఆపగలరు కృష్ణ, నీకు మాత్రం తెలియదా, కానీ నిన్నొక్కటి వరం కోరుకుంటున్నాను, ఎలాగైనా అసురాంశులతో దేవాంశులతో పుట్టినటువంటి క్షత్రియులందరూ పోవలసిందే. దేవాంశులతో పుట్టినటువంటి క్షత్రియులు వాళ్ళు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి తమ దేవతాంశానికి వెళ్ళిపోవాలి, అసురత్వ బాధలు లోకానికి పోవాలి, కానీ వాళ్ళు వీళ్ళు కూడా పోవలసిందే. కానీ నిన్నొక్కటి కోరుకుంటున్నానయ్యా, ఈ క్షత్రియులు అందరూ కూడాను యుద్ధంలో మాత్రమే మరణించినట్లు నువ్వు అనుగ్రహించు. ఎందుకంటే వీళ్ళు ఎలాగూ చస్తారు, మామూలుగా చచ్చారనుకో మరి సద్గతి లేదు. ఈ యుద్ధంలో అసురాంశుల వాళ్ళైనా దేవాంశుల వాళ్ళైనా యుద్ధంలో మరణిస్తే వీరందరూ స్వర్గానికి వెళ్తారయ్యా, సద్గతికి వెళ్తారు. అందుకే కృష్ణ కోరుకుంటున్నాను వీళ్ళందరూ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో మొత్తం రాజలోక సమక్షంలో ఈ రాజులందరూ కూడాను ఆయుధ మరణం పొందేటట్లు అనుగ్రహించు. కర్ణుడు ఒక్కొక్క మాట ఎంత అద్భుతం. కానీ క్షత్రియులందరూ వాళ్ళు అసురాంశులతో ఉంటే ఉందిరుగాక, యుద్ధంలో మాత్రం మరణించిన వారు స్వర్గాన్ని పొందుతారు కనుక వాళ్ళందరూ సద్గతులకు వెళ్ళుగాక. కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎప్పుడు బయట పెట్టకు. ఒక్కటి కోరుకుంటున్నాను, అర్జునుణ్ణి మాత్రం నేను యుద్ధంలో విడిచిపెట్టను, మేమిద్దరం యుద్ధం చేస్తాం, కనుక అర్జున్ని మాత్రం నాతో యుద్ధం చేసేటట్లు తీసుకురావలసిన బాధ్యత నీదే అన్నాడండి ఇక్కడ కృష్ణుడు. ఈ మాట చెప్తూ ఉండగా కేశవుడు అంటున్నాడు, అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా, మరొక్కసారి ఆలోచించు, పాండవులకు జయం తప్పదు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకని బాబాబు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు అక్కడుంటే వాళ్ళు గెలిచిపోతారు అనలేదండి. ఇది తెలియక చాలామంది కర్ణుణ్ణి తీసుకోవడం వీళ్ళకేదో లాభమేమో అని పొరలోపు పెట్టారు అంటున్నారు. ఇక్కడ పాండవులకు జయం తప్పదు, ఇందులో సందేహం లేదు, నువ్వే చెప్పు. ఎందుకంటే ముఖ్యంగా అర్జునుడి యొక్క రథాన్ని ఊహించుకుంటేనే చాలయ్యా, అది కాండవ్వన దహన సమయంలో వచ్చిన రథం. ఆ రథంపై సహజంగా కపిధ్వజం ఉంది, కానీ ఆ కపిధ్వజం సామాన్యం కాదు, గుర్తు కోసం వేసుకున్న కోతి కాదు, అది మహావానరం, అది రుద్రతేజం, అది సామాన్యం కాదు. ఆయన ఆ కపిధ్వజం జయాన్ని సూచిస్తూ పైగా ఎదురుతూ ఉంటుంది. కానీ కపిధ్వజం ఎక్కడుంటుందో అక్కడ అపజయం అనేది ఉండదు తెలుసుకో. పైగా ఈ కపిధ్వజంతో ఉన్నదాన్ని విశ్వకర్మ ధ్వజానందంగా తయారు చేశాడు. ఆ ధ్వజం ఎంత విస్తారంగా ఉంటుందంటే అది అగ్ని సమానంగా రెపరెపలాడుతూ ఉంటుంది. అగ్నిజ్వాలలు ఎలా రెపరెపలాడుతుంటే అలా ఉంటుంది. ఒక యోజనం వరకు వ్యాపించి ఉంటుందయ్యా ఆ దివ్యమైనటువంటి ధ్వజము. యోజనం వరకు వ్యాపించి ఉంటుంది. అది ఏ కొండలకి చెట్లకి కూడా తగులుకోదు. అదొకటి చిక్కదు. అంత వ్యాపించినప్పుడు దేనికైనా తగులుకోవాలని తగలదట. అలా దాన్ని ఏ ఒక్కరు అడ్డలేరు. పైగా అక్కడ ఉన్నటువంటి మహస్వరూపమైన హనుమంతుని చుట్టూ వివిధములైన భూతశక్తులు ఉంటాయి. ఆ భూతశక్తులు కౌరవులకు భయం కలిగిస్తూ పాండవులకు జయం కలిగిస్తూ ధ్వని చేస్తూ ఉంటాయి. సుమా అలాంటి రథం మీద నేను సారథిగా ఉన్నటువంటి అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటే పిడుగులు మోగుతున్నట్టు గాంధీవి ధ్వని మ్రోగుతూ ఉంటే నిలబడ్డం మహాకష్టమయ్యా అక్కడ. ఒక్కసారి ఆలోచించుకో నువ్వు. అందుకే ఇప్పుడు నీకు నువ్వు చెప్పిన మాటలని సమ్మతమై నువ్వు ఇటు రాలేదా వాళ్ళకి చెప్పు. అతి త్వరలో రాబోతున్నటువంటి ముహూర్తంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక్కడ నుంచి సరిగ్గా 7 రోజుల తర్వాత రాబోయే తిథి నాడు యుద్ధం ప్రారంభించడం శ్రేష్టమని నేను చెప్పానని చెప్పి మీ వాళ్ళతో అన్నట్టు. ఇక్కడ అది అమావాస్య తిథి అని కొందరు చెప్తున్నారు. అది మార్గశిర త్రయోదశి అనేటువంటి విషయాన్ని మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి ఏదేమంటే కించిత్ భేదములు రెండూ కనిపిస్తున్న పాఠాంతరాల కారణం చేత భారత సావిత్రి అనే విషయంలో మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడేమో అమావాస్య అనుంది. 2 రోజుల తేడాలో మనమేం గొడవ పడద్దులండి. ఏదో ముహూర్తం నిర్ణయింపబడింది. అప్పుడు ఈ విషయాన్ని కృష్ణుడు చెప్పగానే మళ్ళీ కన్నుడుంటున్నాడు కృష్ణ. జానన్మాం కిం మహాబాహో సమ్మోహయితుమిచ్చసి యోయం పృథివ్యా కాత్స్న్యేన వినాస సముపస్థిత. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇంకా నన్ను మోహింపజేస్తావేమిటయ్యా? ఏం మిగులుతుంది చెప్పు యుద్ధంలో? కేవలం ధర్మబద్ధమైన ఒకరో ఇద్దరు మిగులుతారు, కానీ అటు ఇటు కూడా క్షయమవుతుంది. అది తెలుసుకోవాల్సింది. అటు ఇటు క్షయమవుతుంది. ధర్మబద్ధంగా భూమిని పాలించడానికి ఒక అద్భుతమైన అవకాశం మాత్రం లభిస్తోంది తప్ప క్షత్రియ క్షయం మాత్రం జరిగి తీరుతుంది. ఇప్పుడు జరగబోయేది ఎప్పుడో యుగాంత వేళల్లో వచ్చేటువంటి ఒక మహా ఉత్పాతం ఒకటి రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శకునములు నాకు చాలా గోచరించే సుమా. నిమిత్తం తత్ర శకునిహి అహం దుశ్శాసనస్తథా దుర్యోధనశ్చ నృపతి ధృతరాష్ట్రసుతో భవ. ఇక్కడ జరగబోయేటువంటి ఉత్పాతం ఎలాగూ జరుగుతుంది. ఆ ఉత్పాతం జరగడానికి కాలపురుషుడివైన నీచే నిమిత్తమాత్రంగా నియమింపబడ్డవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందులో ఎవరయ్యా వాళ్ళు అంటే నిమిత్తం తత్ర శకునిహి, మొదటివాడు శకుని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అతడే ప్రేరణ కల్పించి నా దగ్గర పాచికలు ఉన్నాయని చెప్పినవాడు మొట్టమొదటి శకుని. అందుకే మొట్టమొదటి శకుని పేరు చెప్పారు. తర్వాత పేరు ఎవరిది? నిమిత్తం తత్ర శకునిహి, మొదటివాడు ఆయన. రెండవది అహం, రెండవది. మూడవది దుశ్శాసన, నాలుగవది దుర్యోధన అన్నాడు ఇక్కడ. నిజానికి వీళ్ళు ముగ్గురే వాడికి ప్రధాన బలం. ఈ నలుగురిని నిమిత్తంగా చేసుకుని జరగబోతోంది మహా ఉత్పాతము. ప్రళయం అనలేదండి, జాగ్రత్తగా ఉండండి. ఉత్పాతం అంతే ఇక్కడ జరగబోతోంది, మహోత్పాతం. మేము నిమిత్త మాత్రమే, నిమిత్త మాత్రం భవసవ్యసాచని గెలవడానికి అర్జునుడు ఎంత నిమిత్తమో, ఇక్కడ క్షత్రియ నాశనానికి వీళ్ళు అంత నిమిత్తమే. ఉభయులు కూడా పరమాత్మ చేతుల ఆయుధాలే, మర్చిపోరాదు ఇక్కడ. అందుకే నిమిత్తం తత్ర శకుని అహం దుశ్శాసనస్తద ఈ మాట చెప్పాడు. పైగా విదితం మే హృషీకేశ, ఓ హృషీకేశ నాకు తెలుసయ్యా, యతో ధర్మస్తతో జయ, గట్టి మాట చెప్పాడు ఇక్కడ. ధర్మం ఉన్న చోట జయం ఉంటుంది. పైగా ఇక్కడ మనం మహానుభావుడు కర్ణుడి యొక్క సకల శాస్త్ర పారంగతత్వం తెలుసుకోవచ్చాను ఇక్కడ. ప్రస్తుతం తీక్ష్ణ గ్రహమైన శని ప్రాజాపత్య నక్షత్రంతో కలిసి ఉన్నాడు. అప్పుడున్నటువంటి జ్యోతిష పరిస్థితి, ప్రాజాపత్య నక్షత్రం అంటే రోహిణీ నక్షత్రం, ఇది ప్రాణులకు పీడాకరమైనటువంటి స్థితి. అంగారక గ్రహం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వక్రగతి పట్టి ఉంది సుమా. అనురాధ నక్షత్రం కూడా చేరుతోంది. ఇది మొత్తం కౌరవులకు మహాభయాన్ని సూచిస్తోంది. కౌరవులకి చిత్తా నక్షత్రం కూడా, చిత్తా నక్షత్రంతో కూడిన గ్రహములు పీడిస్తూ ఉన్నాయి. చంద్రరేఖ సన్నగిల్లుతున్నది. రాహు సూర్యుని చేరుతున్నటువంటి సమయం. ఆకాశం నుండి తరచు ఉల్కలు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఏనుగులు ఇష్టం లేనట్లుగా మూలుగుతూ ఉన్నాయి. గుర్రాలు కన్నీరు కార్చుతూ ఉన్నాయి. ఇవన్నీ నేను చూస్తున్నాను. అంతేకాదు కృష్ణ, నాకు ఈ మధ్య కొన్ని కలలు వచ్చాయి. ఏం చెప్పమంటావు? ఆ కలల్లో గాంధీవం దాల్చిన అర్జునుడు పరమ శోభతో తెల్లని ఏనుగు ఎక్కి వెళుతున్నట్టుగా కలవచ్చింది సుమా. అందుకే సందేహం లేదు, అర్జునుడి చేతిలో మొత్తం కౌరవులు నశిస్తారు. నకుల సహదేవుడు, సాత్యకి వీళ్ళు కూడా మంచి కేయూరములు, హారములు మొదలైనవి ధరించి తెల్లని గొడుగు వస్త్రములు దాల్చి తెల్లని తలపాగాలతో కనబడ్డారు. ఇక అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ మిగిలిన రాజులంతా కూడా ఎర్రని తలపాగాలతో కనబడుతున్నారు. దీన్ని బట్టి వాళ్ళకి ఓటమి తప్పదు. భీష్మద్రోణులు, నేను, దుర్యోధనుడు అందరము ఒంటెలు ఎక్కి దక్షిణం వైపు వెళ్ళినట్టుగా నాకు కలొచ్చింది. కొంచెం త్రిచటా స్వప్న వృత్తాంతం కూడా మనకు గుర్తొస్తుందండి. స్వప్న శాస్త్రంలో సంకేతాలు ఇవన్నీ కూడా. పైగా అశ్వత్థామ, కృపుడు వీళ్ళు ఎర్రని తలపాగాలతో కనబడ్డారంటే వాళ్ళు చిరంజీవులు కానీ ఓడిపోతారని చెప్పడం. ఇక్కడ వీళ్ళు ఒంటెలు ఎక్కి దక్షిణం వైపు వెళుతున్నారంటే వీళ్ళు నశిస్తారని అర్థం. దీన్ని బట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నాను, అహంచ అన్యేచ రాజాను యచ్చ తత్క్షత్రమండలం గాంధీవాగ్నిం ప్రవేక్షామా ఇతి మే నాస్తి సంశయ. కర్ణుడు చెప్తున్న ఈ మాట బలమైన మాట. నేను, ఇతర రాజులు, మొత్తం క్షత్రియ మండలం అంతా కలిసి గాంధీవాగ్నిలో మిడతల్లా పడబోతూ ఉన్నామన్నాడు ఇక్కడ. గాంధీవాగ్ని అంటే అర్థం ఏంటి? గాంధీవము నుంచి వెలువడుతున్న అగ్నిజ్వాలల్లో మేము అందరం ఆహుతి కాబోతున్నాం. ఇది సత్యం, ఇది జరిగి తీరుతుంది సుమ. అందుకే వినాశనానికి కారణమైనటువంటి మహారణం నుంచి ఎవరిని కాపాడగలవు? కానీ ఒక్కటి స్వామి, యుద్ధం అంతా జరుగుతుంది, మళ్ళీ నిన్ను నేను కళ్ళారా చూడగలనా? ఆర్ద్రంగా అంటున్నాడు ఇక్కడ. హపిత్వాం కృష్ణ పశ్యామ జీవంతోస్మాన్ మహారణాత్. నేను మళ్ళీ బ్రతికుండగా నిన్ను చూడగలనా కృష్ణ? ఇప్పుడు కళ్ళార చూసుకుంటాను నిన్ను. పైగా సముత్తీర్ణ మహాబాహో వీరక్షత్ర వినాశనాత్ అథవా సంగమ కృష్ణ, అయినా నాకు బాధ లేదులే, ఇక్కడ ఇంక నేను చూడలేకపోయినా మరణానంతరం స్వర్గంలో నీ దర్శనం చేసుకుంటాను, మొత్తం రాజులు అందరం మళ్ళీ అక్కడ కలుద్దాం అన్నట్టు. ఇక్కడ సంగమ కృష్ణ స్వర్గేనో భవితాధ్రువం, స్వర్గములో మనందరికీ సంగమము కలుగ్గాక అని చెప్పి ఒళ్ళు పులకించిపోతూ కళ్ళ నీళ్లు రాలుతూ కృష్ణ అని వచ్చి ఆ కృష్ణుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టండి కర్ణుడు. కృష్ణ పరమాత్మ వెన్ను తట్టి ఓదార్చి రథమెక్కి సాత్వికతో పాటు బయలుదేరి వచ్చేవాడు. ఈ లోపల విదురుడు కుంతి దగ్గరకు వచ్చి, నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది, ఎందుకంటే ధర్మాత్ముడు కదండి, సర్వక్షత్రియ నాశనానికి తగ్గ బుద్ధి చూపించాడు దుర్యోధనుడు, యుద్ధం అనివార్యం అని బాధపడుతూ ఎంత నష్టం జరుగుతుంది దానివల్లని వివరిస్తుంటే కుంతికి బాధ కలిగింది. వీరత్వాన్ని ఆశ్రయించమన్నానే కానీ శాంతిగా పరిష్కరింపబడితే ఎవరికి ఆనందం కాదు, కాబట్టి శాంతిగా పరిష్కరించాలంటే నా ప్రయత్నం నేను చేస్తానన్నదండి. ఎందుకంటే కృష్ణుడు కర్ణుడితో ఈ విధంగా మాట్లాడిన విషయం ఆమెకు తెలియదు. ఆమె నా వంతు ప్రయత్నం నేను చేస్తానని బయలుదేరింది కర్ణుని వద్దకు. కుంతి బయలుదేరింది ఇప్పుడు. అప్పుడు వెళ్ళేటప్పటికీ కర్ణుడు స్నానం చేసి సూర్యుని ఉపాసన చేస్తున్నట్ట. ఆ సూర్యోదయ సమయంలో అక్కడికి చేరిన తల్లి మధ్యాహ్న వేళ వరకు నిలబడి ఉందండి, ఎందుకంటే ఆయన మొత్తం ఆరాధన అయ్యే వరకు పలకరించకుండా అని వెనక వైపు నిలబడిందిట. పైగా సుకుమారి అయినటువంటి ఆమె సూర్యకాంతికి తాళలేకపోతుంది, ఆయన మాత్రం సూర్యునికి అభిముఖంగా ఉన్నట్ట. అప్పుడు ఆయన ఉత్తరీయము నీడలో ఆమె ఎండ నుంచి రక్షింపబడుతూ వెనక నిలబడిందిటండి కుంతీదేవి. దృశ్యాన్ని ఎంత చక్కగా వివరించాడు ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి కర్ణుడు కొంతసేపటికి వెనక్కి తిరిగి ఒక్కసారి నమస్కరించేట తల్లికి. కుంతి తన తల్లిని అప్పటికీ తెలిసింది, కానీ తనకు తెలిసినట్టు ఆమెకు తెలియదని అనుకుంటున్నాడు, ఎందుకంటే కృష్ణకర్ణ సంభాషణ కుంతికి తెలియదు, ఇది పరిస్థితి. అప్పుడు నమస్కారం చేసి తల్లి నమస్కారం చెప్పగానే ఆ కుంతి చెప్పినది, నువ్వు నా పుత్రుడివయ్యా, నేను చెప్పినట్టు నువ్వు ఆచరిస్తే చాలా క్షేమము అని విస్తారంగా చెప్పగానే, అమ్మా నువ్వు చెప్పిన మాటల వల్ల నాకు శ్రద్ధ కలగడం లేదు సుమ, నువ్వు చెప్పిన మాట నేను పాటిస్తే నేను ధర్మాన్ని విడిచిపెట్టినట్లే, ఎందుకంటే నువ్వు నన్ను పరిత్యజించావు, విసిరివేశావు, ఇది నిజంగా చెప్పాలంటే నీకు అపకీర్తికరమే, అలా విసిరివేశావు నన్ను. నేను పుట్టింది నీకు, సూర్యభగవానుడు యొక్క కృప వల్ల పుడితే నాకు ఆ సంస్కారములు జరగలేదే తల్లి, నేను సూత సంస్కారములే పొంది ఉన్నాను, కానీ క్షత్రియ సంస్కారములు పొందవలసిన సమయంలో నువ్వు నాపై దయ చూపించలేదు, హీన సంస్కారాలే నాకు ప్రాప్తమయ్యే. అంటే సూర్యభగవాను మండలం నుంచి చెప్తాట, తల్లి చెప్పిన మాట విను, నువ్వు పాండవుల పక్షానికి చేరు బాగుపడని మండలం నుంచి సూర్యభగవాడు చెప్తాడు, ఆయనకే ఓ నమస్కారం చేస్తాడు, కానీ తన మాటను తను స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా ఇప్పుడు కౌంతేయులతో సిద్ధపడుతున్నాడు దుర్యోధనుడు యుద్ధానికి, ఈ సమయంలో నేను నీ వైపు వస్తే నన్ను పిరికివాడంటారు సుమా, ఇంతవరకు లేని తమ్ముళ్ళు ఇప్పుడెక్కడొచ్చారు నాకు, అందుకు నేను దుర్యోధనుడి యొక్క హితుడను, ధార్తరాష్ట్రులపై ఇన్నాళ్ళు ఆధారపడ్డాను, ఆధారపడ్డందుకు నేను చెయ్యవలసినటువంటి కృతజ్ఞత చూపించవలసిన సమయం ఇది, లేకపోతే ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి ఏ పుణ్యం ఉన్నదో దాన్ని నేను పోగొట్టుకున్నవాడిని అవుతాను, అందుకు నేను కూడా ప్రాణాలను కూడా లెక్కించకుండా రుణం తీర్చుకోవాలి సుమా, అందుకు నీ మాట వినలేను. ఏవం వై భావ్యమేతేన క్షయం యాస్యంతి కౌరవ, ఎప్పుడైతే ఈ మాట చెప్పి మరొక్క మాట, నువ్వు నా కోసం వచ్చి ప్రార్థించావు గనక పాండవులకు నా వల్ల ఏమి ప్రమాదం కలగదు. అది నలుగురు నాలో నాతో యుద్ధానికి వస్తే వాళ్ళు చంపదగిన వారైనా నేను చంపను, అర్జునుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను, అతడితో యుద్ధం చేస్తాను. ఒకవేళ అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు ఆయనే గెలిచాడనుకో సంతోషమే, అప్పుడు అర్జునుడు గెలిచాడు అనేటువంటి తృప్తి నీకు జరుగుతుంది. నేనే మరణించాననుకో నాకు కీర్తి దొరుకుతుంది. అర్జునుడు గెలిస్తే ఫలితం దక్కినట్లే, నేను మరణిస్తే కీర్తి దక్కినట్లే నాకు. మొత్తానికి నేను అర్జునుని మాత్రం విడిచిపెట్టను. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పాండవుల్ని కాపాడుకోవడానికి కుంతి వచ్చి అడగలేదు. ఇది మొదట తెలుసుకోవాల్సింది ఇక్కడ విషయం. కుంతి అందుకు వచ్చి అడగలేదు. ఎందుకు వచ్చిందంటే దీని ముందు ఒక అధ్యాయం అంతా విదురుడు కుంతి సంభాషణ ఉందండి, జాగ్రత్తగా చదవాలి. ఈ పూర్వాపరాలు తెంచేసుకోవడం వల్ల మనం అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. పూర్వాపర సంబంధం తెలియాలి. ఎందుకంటే ఓపిక్గా కూర్చుని మూల భారతం చదివేటటువంటి తీరిక లేక శ్రద్ధ లేక ఈ మన బుద్ధి కాలుష్యాలతో మనం అందినంత చదువుకుని విన్నంత విని మనకు నోటుకొచ్చినట్టు మహాత్ముల విషయంలో వ్యాఖ్యానించరాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ పూర్వాపర సంబంధం. ఇంతవరకు తల్లికి తెలియదా కుంతికి, ఇప్పుడు ఎందుకు బయలుదేరింది? ఇలాంటి విషయం ముందే చేయవచ్చు, ఆవిడ అనేక పర్యాలు చేయవచ్చు. వనవాస సమయంలో కానీ ఎప్పుడైనా ఈ విషయం ఉంటే అన్నీ ఆగిపోయేవి, అప్పుడెప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేసిందంటే శాంతి కోసం చేసే ప్రయత్నంలో ఒక భాగంగా ఆమె చేసింది. ఒక్క కర్ణుడి వైపు వచ్చాడా ఇంక యుద్ధం ఉండదు అని ఉద్దేశంతో ఆమె బయలుదేరింది కృష్ణుని వలనే. పైగా నువ్వు పాండవులను విడిచిపెట్టు బతికించని అడగలేదండి ఆ తల్లి, ఇది తెలుసుకోవాలి. అడగలేదు, ఈవిడేదో అడిగినట్టు. అప్పుడు నేను నలుగురిని మాత్రం విడిచిపెడతాను కానీ అర్జునుని మాత్రం విడిచిపెట్టాను అన్నట్టు మనం తయారు చేసేమో కానీ మూల భారతంలో ఆవి అడగలేదు. ఆవిడ కేవలం నువ్వు నా పుత్రుడివి అది గ్రహించని మాత్రమే అన్నది. ఆ మాటకి ఇద్దరు సమాధానం చెప్పాడు. తనంత తానే చెప్పాడండి ఈ విషయం, అడగకుండానే చెప్పాడు. ఆ నలుగురిని మాత్రం విడిచిపెడతాను, అర్జునుని మాత్రం విడిచిపెట్టాను, అతను యుద్ధం చేస్తాను అని తనంత తానే చెప్పాడు ఇక్కడ. ఆ చెప్తే కుంతి ఏమంది ఇది తెలియాలి కదా. కుంతి ఎంత ధీరంగా మాట్లాడుతుంది, ఏవం వే భావ్యమేతేన క్షయం యాస్యంతి కౌరవాహ, నువ్వు ఇలాగే నిర్ణయించినట్లయితే కౌరవులు మొత్తం నాశనమవుతారు సుమా అని చెప్పింది. ఇంతే ఆ తల్లి చెప్పింది అంతే. ఇప్పుడు ఆవిడ హృదయం ఏంటో తెలిసింది కదా స్పష్టంగా. అందుకే జాగ్రత్తగా చదవాలి, లేదా జాగ్రత్తగా చదివి చెప్తే వినాలండి. రెండిట్లు ఏదైనా చేయాలి, లేకపోతే ఏంటి ఇక్కడ ఉన్నది. యథాత్వం భాషసే కర్ణ దైవస్తు బలవత్తరం, ఏం చేస్తాం మనం బాగు చేద్దామన్నా దురదృష్టం నెత్తి నెక్కితే ఎవడు బాగుపడతాడు, దైవస్తు బలవత్తరం. ఇంతే చెప్పింది అంతేగాని నా తప్పైపోయింది నేను అప్పుడు విడిచిపెట్టాడన్న అది పాపమే ఇలాంటి బేల ఏడుపులేమి ఆడలేదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కుంతి ఇది దోషము లేదు అనేది మళ్ళీ ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అవసరములు ఉన్నాయి ఇక్కడ. దీనికి కొంచెం మనం వెనక్కి వెళ్ళి కొన్ని అన్వయాలు చేసుకోవాలి కుంతి చరిత్రలో. కుంతీదేవి కేవలం తనకు మంత్రము లభిస్తే చాపల్యము చేత మంత్రాన్ని పఠించిందే తప్ప కోరికతో పఠించలేదు. అప్పుడు వచ్చినటువంటి సూర్యభగవానుడు వృధాగా దేవతని పిలిస్తే అది నీకు దోషం, నీ తండ్రికి దోషం, గురువుకు దోషం, మంత్రానికి దోషం వస్తుంది కనుక ఈ దోషకార్యం వద్దు అంటే నేను కన్యనయ్యా అని చెప్తే నీ కన్యాత్వం భంగపడని విధంగా యోగశక్తితో నీ ద్వారా కలగవలసిన వాడు ఉన్నాడు వాడిని కలిగిస్తానని మణిపూర చక్రంలోంచి తన యోగశక్తిని ప్రవేశింపజేశాడని చెప్పిన వాడు గుర్తుందా? నిన్నెవరో అన్నారు అప్పుడు చెప్పింది ఇక్క మీకు గుర్తుందా అండి అని. విన్నవాళ్ళు ఆ మాట అంటే నేనేం చేసేదండి ఇక్కడ. అది అందుకే ఆ జననమే వేరు ఆ తీరే వేరు. అప్పుడు కలిగిన తర్వాత ఆ తల్లి భయచకితురాలైంది. భయచకితురాలే ఆమెకు సద్యోగర్భం కలిగిందని భాగవతం చెప్తోంది, కానీ భారతం మాత్రం ఆమె 9 నెలలు భరించిందని చెప్తోంది, కానీ దాది సహాయంతో ఎవరికి తెలియకుండా ఉన్నది అని మాట చెప్పారు. ఏదో విధంగా భగవంతుని అనుకూలించినప్పుడు అన్నీ దాచబడ్డం కూడా జరుగుతూ ఉంటాయండి. కొన్ని కొన్ని రహస్యాలు కూడా తెలియబడవు భగవత్ అనుగ్రహం ఉంటే. మొత్తానికి ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత సూర్యభగవాను ప్రేరేపడ మీద వచ్చిన పేటికలోనే తల్లి విడిచిపెట్టింది. ఇది కన్యాత్వరక్షణ. అయితే తర్వాత పాండురాజుతో వివాహమైన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే కన్యాగా ఉన్నప్పుడు సంతానం కలిగితే వివాహమైన తర్వాత భర్తతో చెప్తే అతడు పుత్రుడుగా స్వీకరించవచ్చు, ఇది దోషము లేదు ధర్మశాస్త్రం చెప్తుంది. కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అటువంటిప్పుడు ఆ తల్లి సంతానం కోసం ప్రయత్నించిన పాండురాజు అన్నప్పుడు నా కన్నుడు ఉన్నాడండి అని చెప్పచ్చు, చెప్పినా పాండురాజు తప్పకుండా స్వీకరిస్తాడు అని ఎంత పని చేసావు అన్నాడు. ఇప్పుడు ఏ పని అయితే చేయబోతుందో దేవతలను పిలిచి సంతానం కనడానికి అదే పని ఆమె అప్పుడు చేసింది. మంత్రం యొక్క మర్యాద దేవతల యొక్క శక్తి పాండురాజుకు తెలుసు. అటువంటిప్పుడు కర్ణుడు నాకు ఉన్నాడు అని చెప్తే సరే అయితే స్వీకరిస్తానంటాడు, కానీ ఎక్కడున్నాడో తెలియని సమయంలో చెప్పడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అది తెలుస్తుంది ఇక్కడ. అతడు ఎక్కడున్నాడో తల్లికి తెలియదు, ఆ విషయమే తెలియదు. అది మళ్ళీ కర్ణుడు రావడం ఆవిడ ఎప్పుడు చూసిందంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన వద్ద మాత్రమే చూసి తర్వాత ఆవిడ ఆరా తీస్తే తెలిసింది. తెలిసిన తర్వాత అతడు ఇంకా తన పుత్రుడిగా ప్రకటించడానికి వీల్లేదు, ఎందుకంటే తన భర్త బ్రతికిలేడు. అది ఇక్కడ పాండురాజు బ్రతికి ఉంటే తాను చెప్పి మళ్ళీ అతన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. కానీ పాండురాజు వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు కదా ఈ మక్కడ సంతానం కన్నది, అప్పటికి కర్ణుడి జాడ ఈ తల్లికి తెలియదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కుమారాస్త్ర విద్యాప్రతిష్ఠన సమయంలోనే కర్ణుని ఉనికి తల్లికి తెలిసింది. తర్వాత విషయములన్నీ అధిరథుడి ద్వారా రాధ ద్వారా తెలుసుకుని ఇతను నా పుత్రుడని గమనించినా భర్త బ్రతికి లేడు గనక ప్రకటించలేదు. ఇది సంస్కారం. ఎన్ని ధర్మశాస్త్రాలు లోతులు ఉంటాయో తెలిసింది. ప్రకటించలేదు సరికదా, కర్ణుణ్ణి కర్ణుడిగానే విడిచిపెట్టింది. ఏమీ ఆవిడ పుత్రమోహం ఏం పట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు ఉండని దుర్యోధనుడితో పాటు అందరూ బాగుంటారు అనుకుందే తప్ప, ఎప్పుడైతే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడి దెబ్బతింటారని తెలిసిందో అప్పుడు రక్షించుకుందామని బయలుదేరి యుద్ధం జరగకుండా ఉండాలని మహాప్రయోజనం కోసం తల్లి వెళ్ళింది. ఇది తెలుసుకోవాలండి. ఇంత లోతులు ఉంటాయి. అది పై పైన చూస్తే ఇంకా దీన్ని ఆధారం చేసుకుని ఈ రోజుల్లో కామోద్రేకంతో మదంతో అధర్మ సంతానాన్ని కని వాటిని పారివేసేటువంటి వాళ్లతో కుంతిని పోల్చుతున్న పాపాత్ముల కోసం ఇది చెప్పడం జరిగింది. ఇక్కడ తెలుసుకోండి, అటువంటి ఆమె కాదు ఆమె. ఇది తెలుసుకోండి. ఇక్కడ పవిత్ర చరిత్రాల తల్లి, ఇది గమనించవలసింది. తపస్విని, అందుకు వాళ్ళకి కర్ణుడు పుట్టిన వైనం కూడా సామాన్యమైన శరీర లక్షణాలు కావు. అందుకే వాళ్ళ దేహములు వేరు, వాళ్ళ సంస్కారములు వేళ్ళు, అదేవిధంగా వాళ్ళ సంతానాన్ని కన్న పద్ధతులు వేరు. అలాంటి పద్ధతులు అవి తెలియకుండా ఈ మదోద్రేకులైన వారితో పోల్చరాదు. ఇలాంటి పాపములు భారతదేశంలో పరిహరింపబడుగాక. ఇది తెలుసుకోవాల్సింది. అయ్యా మీరెంత చెప్తే అలా అవుతుందా అండి అంటే, నిన్ననే చెప్పుకున్నాం కనుక ఫలితం ఉన్నా లేకపోయినా ధర్మం చెప్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అప్పుడు చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి ఫలితం ఉంటుంది. తెలుసుకోండి. అందుకే భవ్యమైనటువంటి ఇతివృత్తంలో ఉన్న లోతులన్నీ మనం గ్రహిస్తున్నాం. షష్ఠం కాలే తీరిపోయింది కదా, ఆరవది అనేది కూడా మనం పరిహరించడం జరిగింది. ఇవన్నీ కూడా శాస్త్రసమ్మతమైన నిర్వచనాలు మనం చెప్పుకుంటూ వెళుతున్నాం. మొత్తానికి కృష్ణుడు తిరిగి వెళ్ళి నా ప్రయత్నాలన్నీ చేశాను కానీ వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారయ్యా, కాబట్టి మీ ప్రయత్నములు మీరు చేయాలి అనగానే ఇంకా శిబిరములు ఏర్పాటు చేయడం మొదలైనవి నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు సేనాపతులుగా ఎవరిని పెట్టాలి అంటూ కొందరిని ప్రధాన సేనాపతులుగా నియమించాడు మహానుభావుడు ధర్మరాజు. అందులో సేనాపతులు ద్రుపదుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీమసేనుడు, వీళ్ళు ఏడుగురు సేనాపతులు. ఒక్కొక్క సేనాపతి క్రింద వివిధములైన బలములు ఉంటాయి. బలములు అనగా చతురంగ బలములు. ఒక్కొక్కరు కొన్ని కొన్ని సేనలు నిర్వహిస్తారు. ఇలా ఆ సేనలకు పతులు ఏడుగురు. ఏడుగురి కలిపి ఒక సేనాపతిని పెట్టాలట. ఎవరు ఆ సేనాపతి, ఇందులో ఎవరి నిర్ణయాలు వాళ్ళు చెప్పవచ్చు అన్నప్పుడు కొందరు శిఖండిని సేనాపతిగా పెట్టాలన్నారు, కొందరు దృష్టద్యుమ్నుని సేనాపతిగా పెట్టాలన్నాడు అర్జునుడు, ఇంకొక ఆయన ద్రుపదుని పెట్టాలి అంటాడు. మరికొంతమంది విశేషముగా చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పగానే కృష్ణుణ్ణి ఆశ్రయించాడు. ఎవరు? ధర్మరాజు. ఆయనకి ఎప్పుడు అది ఒక పెద్ద ఆశ్రయం అండి. కృష్ణ నువ్వు నిర్ణయించాలని ఆయన అన్నాడు. అర్జునుడు ఏం చెప్పాడో అది నాకు సముచితంగా అనిపిస్తుంది. దృష్టద్యుమ్నునే ప్రధాన సేనాపతిగా పెడదామని సర్వసేనాధ్యక్షునిగా దృష్టద్యుమ్నుకి పట్టం కట్టారు. ఇక్కడ దీనితో కురుక్షేత్రానికి అందరూ బయలుదేరారు. ఆ బయలుదేరే పద్ధతులు చెప్తున్నాడు ఇక్కడ. ఆనాడు యుద్ధ వ్యవస్థ ఎలా ఉండేది, యుద్ధ విద్య ఎలా ఉండింది, ఆనాటికే భారతీయ నాగరికతలో ఎంత నాగరికతతో సంస్కారంతో కూడినటువంటి యుద్ధక్రియ జరిగేదో తెలుసుకోండి. అందరూ అమాయకంగా ఎవరి మానాన వారు రాత్రి నిద్రపోతూ ఉంటే ఆ రాజ్యంపై అగ్నులు వర్షించి భస్మం చేసి అందులో ఉన్న అమాయకులైన ప్రజల్ని నాశనం చేసేటటువంటి ఆధునిక యుద్ధనీతి కాదండి భారతం నాటి యుద్ధనీతి. తెలుసుకోవాలి. ఇక్కడ యుద్ధం రాజుల మధ్య రాజ్యానిది కాదు. ఇక్కడ రాజ్యంలో ప్రజలు బాగుండాలి. అందుకు యుద్ధం చేసేటప్పుడు ఎలాగ బయలుదేరుతున్నారంటే ఆనాటు ఉన్నటువంటి సర్వ నాగరికతలు విద్యలు ఇక్కడన్నా తెలుస్తాయి. రకరకాల గుడారాల సామగ్రి, రథాలు, బళ్ళు, ధనాగారాలు, యంత్రాలు ప్రయోగించే అస్త్రాలు, యంత్రాలతో కూడిన కొన్ని పరికరాలు, వైద్యులు, శస్త్రచికిత్సకులు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అసలు ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటిగా సర్జరీ అనేది చరకుడు సుశ్రుతు ద్వారానే తెలిసిందని ప్రపంచంలో ఇప్పుడు అందరూ అంగీకరిస్తూ ఉన్నా ఇంకా ఆనాడే మనకు భారతదేశంలో శాస్త్రములు ఉన్నాయని ఎరుక నేటి యువతకి ఇంకా కలగడం లేదండి. అది బాధాకరమైన అంశం. ఇక్కడ ఎంత శాస్త్రజ్ఞానం ఆనాటికి ఉన్నదో, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం వాటిని పరిశీలించలేదు. స్వతంత్రం రాకముందు పరాయి పాలనలో మన శాస్త్రాలు ఏమిటో మనం తెలుసుకునే అవకాశం లేదు. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా మన శాస్త్రాలు మనం అధ్యయనం చేయడం లేదు. మన ఆయుర్వేదం, మన యొక్క జ్యోతిర్వేదం, మన ధనుర్వేదం, మన విద్యాశాస్త్రములు ఇవన్నీ తెలియవండి. కానీ పాశ్చాత్యుల్లో మాత్రం సమరాంగణ సూత్రధార, భరద్వాజ వైమానిక శాస్త్రం, భోజమహారాజు రచించిన సమరాంగణ సూత్రధార, భరద్వాజుడు రచించిన వైమానిక శాస్త్రం వాళ్ళ గ్రంథాలయాల్లో అధ్యయనం చేయబడ్డాయి. మనం ఏం చేస్తాం ఆలోచించండి. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో బాధాకరమైన అంశం. మొత్తానికి యుద్ధానికి పెడుతున్న తీరు చదువుతూ ఉంటే కేవలం ఏదో కుతూహలంతా చదివేయడం కాదు, ఆనాటి భారతదేశపు విజ్ఞానం ఎలా ఉండేదని తెలుసుకోవడానికి ఒక పెద్ద ఆలంబనం మనకి దొరుకుతుంది. పోయిన శాస్త్రాలు ఎలాగూ పోయే, రామాయణ భారతాలైన మిగిలే, వాటిని ఆధారం చేసుకునేనా పరిశీలిద్దాం ఒక్కటి కూడా. దాని ద్వారా ఇక్కడున్న యువతలో ఏ ఒక్కరైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ కంఠశోషక పరమార్థం ఉంటుందండి. అందుకే పెద్దవాళ్ళు ఓపిక లేక ఎలాగూ రాలేరు, కుదిరినప్పుడు వస్తారు. చిన్నవాళ్ళు తీరిక లేక టీవీల ముందు ఇంటర్నెట్ల ముందు కూర్చోవడం వల్ల ఇక్కడికి రాలేరు. అసలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఎలా వెళుతుందో చెప్పండి. భారత విజ్ఞానం ఇది ఆర్తి తెలియాలి మనకి ఇక్కడికి. ఇలా రామాయణ భారతాల ద్వారా మనం ఎన్ని విషయాలు తెలుసుకోగలిగేది, పురాణ కాలక్షేపం, మోక్షం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవద్దండి. బ్రతకడం కోసం రామాయణ భారతాలు తెలుసుకోవాలి, బ్రతికే తీరు కోసం తెలుసుకోవాలి. నీ దేశ ఘనత, నీ చరిత్ర, నీ మహోన్నతమైనటువంటి నేపథ్యం, విద్యలు, కళలు ఇవన్నీ కూడా మనం గ్రహించగలగాలి. అందుకు ఈ మాటలతో కలిగినటువంటి ఆర్తిని ఇక్కడ ఏ ఒక్కరు గ్రహించిన ధన్యుణ్ణి, ముఖ్యంగా పరమాత్మ గ్రహించి భారతదేశానికి పూర్వవైభవాన్ని అందించాలని ప్రార్థన చేసుకుందాం. మొత్తానికి ఉపప్లావయం దగ్గర అందరూ సమకూడి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే ద్రౌపదీదేవి దాసదాసీ జనములతో కలిసి కొంత దూరం వరకు వారిని సాగనంపి ఆ తర్వాత తిరిగి తాను వెనక్కి వెళ్ళినది అని వర్ణించారు ఇక్కడ. ఆ విధంగా ఆమె వచ్చినది. ఈ లోపల వీళ్ళందరూ కూడా కురుక్షేత్రం అద్భుతమైన క్షేత్రం అండి, అక్కడికి చేరుకుని విశాలమైనటువంటి ఆ క్షేత్రంలో శ్మశానాలు, దేవమందిరాలు, మహర్షుల పుణ్యాశ్రమాలు, తీర్థాలు, సిద్ధక్షేత్రాలు విడిచిపెట్టి మనోహరంగా, శుచిగా, పవిత్రంగా ఉన్న భూమిని ఎంచుకుని అక్కడ హిరణ్వతి అనేటువంటి పవిత్ర నది ఉన్నది, తత్తీరంలో వీరు శిబిరాలు వేయించారు. అందులో ఆయా సేనాపతులకి, ఆయా రాజులకి వారి వారి మర్యాదలను అనుసరించి ప్రత్యేక శిబిరములు, అలాగే సేనల కోసం వివిధములైన గుడారములు ఇవన్నీ చేశారు. కృష్ణ భగవానుడి దగ్గర ఉండి ఆ నదికి సమీపంలో ఒక పరిఖ అగట్టని తవ్వి అక్కడ కొన్ని ఏర్పాటు చేశారు కృష్ణ పరమాత్మ. ఇలా వివిధములైనటువంటి సహదేవుడు, నకులుడు మొదలైన వారందరూ కూడా ఇందులో పాల్గొని అన్ని ఏర్పాట్లు చేశారు.